ಅಂತರಾಯತಿಮಿರೋಪಶಾಂತಯೇ ಶಾಂತಪಾವನಮಚಿಂತ್ಯ ವೈಭವಂ ತಂ ನರಂ ವಪುಷಿ ಕುಂಜರಂ ಮುಖೇ ಮನ್ಮಹೇ ಕಿಮಪಿ ತುಂದಿಲಂ ಮಹಃ ಶರಣಂ ಕರವಾಣಿ ಶರ್ಮದಂ ತೇ ಚರಣಂ ವಾಣಿ ಚರಾಚರೋಪಜೀವ್ಯಂ ಕರುಣಾಮಸೃಣೈಃ ಕಟಾಕ್ಷಪಾತೈಃ ಕುರು ಮಾಂ ಅಂಬ ಕೃತಾರ್ಥ ಸಾರ್ಥವಾಹಂ ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜವದನಾವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿಸ್ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ವಿಮಲಪಟೀ ಕಮಲಕುಟೀ ಪುಸ್ತಕ ರುದ್ರಾಕ್ಷಶಸ್ತಹಸ್ತಪುಟೀ ಕಾಮಾಕ್ಷಿ ಪಕ್ಷ್ಮಲಕ್ಷಿ ಕಲಿತ ವಿಪಂಚೀ ವಿಭಾಸಿ ವೈರಿಂಚಿ ವಾಗರ್ಥಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಯಜ್ಞೇಶ ಅಚ್ಯುತ ಗೋವಿಂದ ಮಾಧವ ಅನಂತ ಕೇಶವ ಕೃಷ್ಣ ವಿಷ್ಣು ಹೃಷೀಕೇಶ ವಾಸುದೇವ ನಮೋಸ್ತುತೇ. ದೂರೀಕೃತ ಸೀತಾರ್ತಿಃ ಪ್ರಕಟೀಕೃತ ರಮವೈಭವ ಸ್ಫೂರ್ತಿಃ ದಾರಿತ ದಶಮುಖ ಕೀರ್ತಿಃ ಪುರತೋ ಮಮ ಭಾತು ಹನುಮತೋ ಮೂರ್ತಿಃ. ಆಂಜನೇಯಂ ಮಹಾವೀರಂ ಬ್ರಹ್ಮವಿಷ್ಣು ಶಿವಾತ್ಮಕಂ ಬಾಲಾರ್ಕಸದೃಶಾಭಾಸಂ ರಾಮದೂತಂ ನಮಾಮ್ಯಹಂ. ಹಂಸಾಯ ದಹರ ನಿಲಯಾಯ ನಿರೀಕ್ಷಕಾಯ ಕೃಷ್ಣಾಯ ಮೃಷ್ಟಯಶಸೇ ನಿರುಪಕ್ರಮಾಯ ಸತ್ಸಂಗ್ರಹಾಯ ಭವಪಾಂಥ ನಿಜಾಶ್ರಮಾಪ್ತೌ ಅಂತೇ ಪರಿಷ್ಟಗತಯೇ ಹರಯೇ ನಮಸ್ತೆ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ. ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ. ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ. ಶ್ರೀ ಕೃಷ್ಣ ಶರಣಂ ಮಮ. ಶ್ರೀ ಕೃಷ್ಣ ಶರಣಂ ಮಮ. ಶ್ರೀ ಕೃಷ್ಣ ಶರಣಂ ಮಮ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ವ್ಯಾಸದೇವಾಯ. ಶ್ರೀ ವಾಸುದೇವ ಮಹಿಮೈನ ಈ ಸಭಾ ಸದಸ್ಯಕ್ಕೆ ಸವನೀಯ ನಮಸ್ಸು ಸಮರ್ಪಣೆ ಚೇಸ್ಕುಂಟೂ ಈ ಪರಮ ಪಾವನವಿನ ವಸಂತ ಋತುವು ಚೈತ್ರ ಮಾಸంలోను ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ 18 రోజుల పాటు మహాభారతం చెప్పుకునే భాగ్యం మనకి వాసుదేవుని అనుగ్రహం వల్ల లభించింది. గతంలో ఇదే ప్రాంగణంలో మనం సుమారు ఒక 8-9 ఏళ్ల క్రితం రామాయణం చెప్పుకున్నాం. అక్కడికి ఒక 3-4 ఏళ్ల క్రితం శివతత్వాన్ని చెప్పుకున్నాం. ఈ ప్రాంగణంలో చెప్పుకుంటూ ఇది 3వ పర్యాయం. ఎప్పుడు ఇక్కడ ప్రారంభించినా మొదటి రోజు ప్రారంభించేటువంటిది వారు రామకృష్ణ మఠాధ్యక్షుల వారు కావడం ఒక విశేషమైన అంశం. మొదటి రోజు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు పరమార్థానంద వారు, అప్పుడు మర్చిపోలేము మేము. ఇదే చోట అప్పుడు ప్రారంభమైనటువంటి తేదీతో సహా మొత్తం తెలుగునాట వివేకానంద ఒకే చోట మాట్లాడారు, అది ఈ ప్రాంగణంలోనే మాట్లాడారు. ఆ తేదీనాడే ప్రారంభం కావడం ఒకనొక కాకతీయ తాళీయం అనడానికి లేదు, అది పరమహంసల ఆశీర్వచనంగా మేము భావన చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా రామకృష్ణ మఠం వారి యొక్క ఒక ఆత్మీయమైనటువంటి శిష్యవాత్సల్య భావం మాపై ఉన్నది. అలాగే విచ్చేశారు ఇక్కడికి శ్రీ జ్ఞానానందానంద వారు, వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 18 రోజుల్లో మహాభారతం అనగానే చాలామంది 18 రోజులు మహాభారతం చెప్తున్నాం అనుకుంటున్నాం, కానీ 18 రోజులు మహాభారతానికి సరిపోతుందా? ఇది పెద్ద ప్రశ్న. నిజానికి మహాభారతం కొన్ని రోజులు చెప్పుకుని ముగించుకోవాల్సిన గ్రంథం కాదు, జీవితాంతం అధ్యయనం చేయవలసినటువంటి గ్రంథం అది. అలాంటి మహాభారతాన్ని మనకు అనుగ్రహించిన వ్యాసదేవునికి నమస్కారం చేయాలి. ఆ వ్యాసదేవుడు ఏ వాసుదేవుని యొక్క స్వరూపమో ఆ వాసుదేవుని యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ మహాభారతం వినడం ఒక మహాయోగం, మహాభారతం వినడం ఒక యజ్ఞం. అదేమిటనేది వినగా వినగా తెలుస్తూ ఉంటుంది దీని యొక్క దివ్యత్వం మనకి. భారతదేశానికి అపారమైనటువంటి వాంగ్మయం, ఋషులిచ్చిన వాంగ్మయం ఉంది, ధార్మిక వాంగ్మయం. అది వేదాలు మొదలుకుని విస్తరించినటువంటి వాంగ్మయంలో మనకి ఇతిహాసములుగా గౌరవించబడుతున్న రెండున్నాయి, రామాయణం, మహాభారతం. ఈ రెండు ఇతిహాసములు అత్యంత శ్రేష్టములైనవి అని పురాణాల్లో కూడా ప్రస్తావన చేయబడుతున్నది. సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినట్లుగా మనకి ఒక ఉపపురాణంలో కనబడుతున్న అంశము, ఇతిహాస విమౌ ప్రోక్తౌ శ్రీ రామాయణ భారతౌ అత్యంత సాత్వికతమౌ శ్రోతవ్యౌ ముక్తికాంక్షిభి అన్నారు. ముక్తికాంక్ష కలిగినటువంటి వాళ్ళు రామాయణ భారతాన్ని వినాలి అన్నారు. ఈ రెండింటినీ విడిచిపెట్టి కృతార్థత సాధిద్దాము అంటే అది సాధ్యం కాదని కూడా చెప్పారు. అందుకే భారత ద్రామవృత్తాద్వా ఎస్య నస్యాత్ కృతార్థత తన్ కృతార్థయుతం దేవి బ్రహ్మాపి నహి శక్నుయాత్ అని. అంటే రామాయణ భారతాలు విడిచిపెట్టి జీవితం యొక్క కృతార్థతను సాధిద్దాము అనుకుంటే వాడిని బ్రహ్మదేవుడు కూడా ఉద్ధరించలేడని చెప్తున్నారు. దీన్ని బట్టి రామాయణ భారతాలు మనకు అత్యంత ప్రధానమైనటువంటి ఇతిహాసములుగా చెప్పబడుతున్నాయి. భారతం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మొత్తం వేదం మొదలుకొని విస్తరించినటువంటి ఋషులిచ్చిన ధర్మములు శృతుల తర్వాత స్మృతులై పురాణములై వచ్చే వాటికి ఉపాంగములుగా ఉన్నటువంటి వివిధములైనటువంటి ఉపవేదాలు ఇతర శాస్త్రాలు అన్నీ ఉన్నాయి. ఈ సాంగోపాంగ వేద విద్య, పురాణ విద్య, అవన్నిటి యొక్క సారం మహాభారతం. అందుకు ఒక్క మహాభారతం చూస్తే మొత్తం వేదమంతా అధ్యయనం చేసినట్లే. అసలు వేదము యొక్క పరమార్థాన్ని అందించడానికే మహాభారతం వ్రాశాను అని వ్యాసుడు చెప్పాడు. ఇంకేమున్నది? అందుకు లేఖ్యం వైన అమ్నాయమున్ అంటారు తిక్కన గారు గొప్ప మాట. అంటే వేదాన్ని ఎప్పుడు వ్రాయకూడదుట, వేదాన్ని వ్రాసుకున్నామండి, వేదాన్ని పుస్తకం చూసి చదివేమంటే వాడిని అధముడు అంటారు ఇక్కడ. వేదం కేవలం శృతి, అది దివ్యమైనటువంటి ఋషులకు తపస్సులు వినబడ్డాయి, దానిని వాళ్ళు శృతి సంప్రదాయంగానే శిష్యులకు అందిస్తున్నారు. అందుకు వేదమునకు మరొక పేరు శృతి. అది విని అధ్యయనం చేయవలసిందే కానీ వ్రాసి చదవలసింది కాదుట. వ్రాసి చదవలసిన వేదం ఏదైనా ఉంది అంటే అది మహాభారతం అని చెప్పారు ఇక్కడ. లేఖ్యం వైన అమ్నాయమున్నను గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అందుకు ఆ భవ్యమైనటువంటి ఆ మహాభారతంలో ఎన్నెన్ని అంశములు ఎంత విస్తారంగా ఉన్నాయి అనేవి 18 రోజుల్లో చెప్పుకోగలమా అంటే చెప్పుకోగలం. అది వాసుదేవుని అనుగ్రహం, వ్యాసదేవుని అనుగ్రహం. ఈ 18 రోజులు క్షుణ్ణంగా గ్రహించగలిగితే ఆ శ్రద్ధతో దాని యొక్క సారం మన మనసుకు పడితే చాలు. అంత అద్భుతమైన అంశములు దీనిలో ఉన్నాయి. అటువంటి ఆ వాసుదేవునికి నమస్కారం చేసుకుని మహాభారతం ప్రస్తావనలో మనం వెళుతూ ఉన్నాం. మహాభారతం ఎలా ఆవిర్భవించింది? ఈ ప్రథమ దివసం నాటి యొక్క ప్రవచనంలో మహాభారతం యొక్క స్వరూపమేమిటి, స్వభావమేమిటి మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ. ఇదొక్కటి తెలుసుకుంటే మహాభారతంలో ఏం చెప్పాడు? మహాభారతం అనగానే చాలామంది కురుపాండవుల వృత్తాంతం మాత్రమే అనిపిస్తుంది, కానీ వ్యాసుని హృదయం కథ చెప్పడం కాదు. ఎందుకంటే వ్యక్తి అంటే ఒక శరీరం కాదు, ఆ శరీరం నుంచి వ్యక్తమవుతున్నటువంటి అతడి శక్తి, అతడి సంస్కారము, అతడు చెప్పదలుచుకున్న హృదయము ఇవన్నీ కూడా. అలాగే కథ ఒక శరీరం, ఆ శరీరం ద్వారా వ్యక్తమవుతున్నటువంటి ఏ ధర్మములు ఉన్నాయో, పరమార్థాలు ఉన్నాయో అవి గ్రహించడమే ప్రధానమైన అంశం. అందుకు మహాభారతంలో రెండు భాగములు ఉంటాయి, ఒకటి ఆఖ్యానము, రెండవది ఉపాఖ్యానము. ఉపాఖ్యానము అనేదానికి మనం బహువచనం పెట్టాలి, ఉపాఖ్యానములు అని. ప్రధానమైన కథ భరతవంశము యొక్క చరిత్ర చెప్పడింది ఆఖ్యానం. ఉపాఖ్యానాలు లెక్కలేనున్నాయి. గతంలో ఇక్కడున్నటువంటి అనేక మంది ఆత్మీయులకు బాగా తెలుసు, ఉపాఖ్యానాలు ఇప్పటికీ ఇంచుమించు అన్నీ చెప్పుకోవడం జరిగింది. ఇదే భాగ్యనగరంలో మహాభారతాన్ని అనేక కోణాల్లో మనం చెప్పుకున్నాం, అరణ్య పర్వాన్ని చెప్పుకున్నాం, శాంతి అనుశాసనిక పర్వాలను కూడా విస్తారంగా చెప్పడం జరిగింది. ఇక మహాభారతాంతర్గతమైనటువంటి భగవద్గీత గురించి చాలా విస్తృతంగా చెప్పుకున్నాం. ఉపాఖ్యానములు ఇటు అరణ్య పర్వ, శాంతి అనుశాసనిక పర్వాలు, ఇతర పర్వాల్లో ఉన్నవి కూడా ఉపాఖ్యానములు చెప్పడం జరిగింది. మహాభారతంలో మంచి కథల పేరుతో ఉపాఖ్యానాలు చెప్పడం జరిగింది. ఆ ఉపాఖ్యానాల్ని పక్కన పెట్టి ఆఖ్యానాన్ని ప్రధానంగా తీసుకుంటూ వ్యాసుని హృదయాన్ని ఆవిష్కరించడానికి ఈ 18 రోజుల యొక్క ప్రయత్నం ప్రధానంగా ఉన్నటువంటిది. అయితే మహాభారతం వ్యాసుడు ఎటువంటి పరిస్థితుల్లో రాశారు, ఎలా అవతరించింది మహాభారతం, అవతారిక అని అంటారు ఇక్కడ. అవతారికను ఈరోజు చెప్పుకోబోతున్నాం. విశేషం ఏంటంటే ఈ అవతారిక నిత్యము పారాయణ చేస్తే చాలు, మహాభారతం అంతా పారాయణ చేసినంత ఫలితమని చెప్పారు. అచ్చంగా రామాయణంలో బాలకాండలో ప్రారంభంలో నారద మహర్షి వాల్మీకి చెప్పినటువంటి మొత్తం రామాయణం బాలరామాయణం అనే పేరుతో ఉన్నది. అది పారాయణ చేస్తేనే మొత్తం రామాయణం ఎలా తెలుస్తున్నదో మహాభారతంలో కూడా అదే విధంగా ఈ అనుక్రమణికాధ్యాయము అని చెప్పబడుతూ మొదటి అధ్యాయం మొత్తం మహాభారతం యొక్క స్వరూపాన్ని చెప్తున్నది. అది ఆ క్రమాన్ని చూస్తే మనం ఆశ్చర్యపోతాం. మొత్తానికి వ్యాసదేవుడు దీనిని ఆవిష్కరించారు. ఎలా ఆవిష్కరించారు అంటే సరస్వతీ నదీ తీరంలో హిమవత్ పర్వత ప్రాంతములందు ఆయన దివ్యమైన సమాధి స్థితిలోకి చేరుకుని ఆ సమాధిలో దర్శించట, ఏ విధంగా కూర్చున్నాడు, ఏ విధంగా దర్శించాడు, దీన్ని బట్టి వ్యాసుడు రచించలేదు, దర్శించాడు. ఇక్కడ దర్శించాడంటేనే తెలుస్తున్నది ద్రష్ట అని. రచిస్తే వాక్యమవుతుంది, దర్శిస్తే మంత్రమవుతుంది. వ్యాసదేవుడు దర్శించాడు దీన్ని. ఎలా దర్శించాడు అనే దాన్ని అద్భుతంగా వ్యాసదేవుడే వ్రాసుకుంటున్నాడు ఈ అనుక్రమణికాధ్యాయంలో. పుణ్యే హిమవతపాదే మధ్యే గిరిగుహాలయే విశోధ్య దేహం ధర్మాత్మ దర్భ సంస్తరమాశ్రిత శుచి స నియమో వ్యాస శాంత్యాత్మా తపసి స్థిత భారతస్య ఇతిహాసస్య ధర్మేణాన్వీక్షతాం గతిం ప్రవిశ్య యోగం జ్ఞానేన సోపశ్యత్ సర్వమంతతః. పుణ్యే హిమవతపాదే పవిత్రమైనటువంటి హిమవత్ పర్వత ప్రాంతములో గిరిగుహాలయే పర్వత గుహలో విశోధ్య దేహం తన దేహాన్ని తను శుద్ధి చేసుకున్నట్ట. అంటే అనుష్ఠానానికి కూర్చున్నప్పుడు ఆచమనీయాదులతో న్యాసాలతో శుద్ధి చేసుకోవడం, అది ఎప్పుడు శుద్ధదేహుడే ఆయన. కానీ ఒక ధ్యానానికి ఒక అనుష్ఠానానికి కూర్చున్నప్పుడు ఎలా శుద్ధి చేసుకోవాలో అలా శుద్ధి చేసుకుని దర్భ సంస్తరమాశ్రిత దర్భల్ని పరచుకుని కూర్చుని నియమబద్ధుడై శాంత్యాత్మ. ఈ శాంత్యాత్మ అనేది సమాధి స్థితిలో లభించేటువంటిది. తపసి స్థిత ఆ తపోనియమంతో ఉంటూ ఒక్కసారిగా ధర్మేణ అన్వీక్షతాంగతిం. సరిగ్గా రామాయణం చదివిన వారికి వాల్మీకి రామాయణాన్ని దర్శించేటప్పుడు ధర్మేణ అనే శబ్దం వాడతారు. మళ్ళీ అదే శబ్దం ఇక్కడ కనబడుతున్నది. తన ధర్మంతో తాను దర్శించాడు. తన ధర్మము అంటే ఋషి యొక్క ధర్మము తపస్సు. ఆ తపస్సుతో దాన్ని దర్శిస్తున్నాడు. ప్రవిశ్య యోగం జ్ఞానేన ఒక పరమాత్మతో తాదాత్మ్య స్థితిని పొందగా సోపత్స్య సర్వమంతత తన లోపల సర్వము దర్శనమిచ్చిందిట. ఏమిటి దర్శనమిచ్చిందంటే సృష్టికి పూర్వం నుంచి ఉంటున్నదేదో తర్వాత సృష్టి యొక్క విస్తారమేదో అదంతా దర్శనమిచ్చింది. ఆ దర్శనమిచ్చినదంతా ఇక్కడ వర్ణిస్తున్నాడు వ్యాసదేవుడే. మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ముందుగా ఏమున్నది అంటే నిష్ప్రభే అస్మిన్ నిరాలోకే సర్వతస్తమసావృతే బృహద్దండమభూదేకం ప్రజానాం బీజమవ్యయం లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబుగు పెంజీకటి కవ్వల అన్నట్లుగా సర్వతస్తమసావృతే ఇంకా ఏ లోకములు ఉత్పన్నము కానటువంటి ఒకనొక తమస్సు. ఇది సరిగ్గా యదా తమస్తన్నది భాన రాత్రి నసన్న చాసత్ శివ ఏవ కేవల అని చెప్పినట్లుగా అటువంటి సృష్టికి పూర్వస్థితి. అటువంటి తమస్సులో ఒక అద్భుతమైనటువంటి అండము గోచరించింది, ఒక గోళాకారముగా ఉన్న జ్యోతిర్మయమైన అండము. అదేమిటయ్యా అంటే ప్రజానాం బీజం అన్నారు ఇక్కడ. అంటే సర్వసృష్టికి మూలమైనటువంటిది ఆ అండము. నిజంగా జడమా అంటే అందులో ఒక చైతన్యమూర్తి ప్రవేశించున్నట్ట. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని చెప్పినట్లుగా అద్భుతంచాపి అచింత్యంచ సర్వత్ర సమతాంగతం అవ్యక్తం కారణం సూక్ష్మం యత్తత్ సదసదాత్మకం. అభవ్యమైనటువంటి అండములో ప్రవేశించి దాన్ని చేతనత్వం చేసిన వాడు ఎవడు అంటే ఈ అండము కూడా సృజించక ముందున్నవాట. వాడే తన సంకల్పంతో దాన్ని సృజించి తాను దాని ఎందు ప్రవేశించాడు. ఆయన అసలు స్వరూపం అవ్యక్తం కారణం సూక్ష్మం. అటువంటి స్వరూపము అటుపై ఆ మహానుభావుడి యొక్క చైతన్యము ద్వారా ఈ అండము అనేకములుగా విభజింపబడి వివిధ లోకములు ఏర్పడ్డాయి. ఆ లోకముల యందు అనేక రకాలైనటువంటి సృష్టిలు జరిగాయి. అందులో ముందుగా బ్రహ్మదేవుడు, మనువు, ప్రజాపతులు, విశ్వేదేవతలు, ఆదిత్యులు, యక్షసాధ్య పిశాచాది దేవయోనులు, బ్రహ్మర్షులు, కాలచక్రము, స్థావర జంగమాది సమస్త భూతములు, అదేవిధంగా ఉత్తములైనటువంటి క్షత్రియ వంశములు, అందులో యయాతి, ఇక్ష్వాకుడు, కురు, యదు వంశములు ఇవన్నీ గోచరించాయి. సూర్యవంశములు, చంద్రవంశములు అన్నీ కూడా. మొత్తానికి ధర్మార్థ కామయుక్తాని శాస్త్రాన్ని వివిధాని చ లోకయాత్ర విధానంచ సర్వం తద్దృష్టవాన్ ఋషి. ఇది శ్రద్ధగా వింటే మహాభారతం అంటే ఏమిటో తెలుస్తుందండి. సృష్టికి పూర్వస్థితి నుంచి పరమాత్మ యందు సృష్టి ప్రకాశించడం, దాని యందు పరమాత్మ యొక్క లీల చేత, శక్తి చేత వివిధ దేవతలు మొదలుకుని మొత్తం అటు అమరులతో ప్రారంభించి అసురులు, ఋషులు, మానవులు, స్థావర జంగమాత్మకాది సమస్త జగత్తు అంటే మొత్తం విశ్వమంతా గోచరించింది. అందులో క్రమంగా ధర్మ, అర్థ, కామ, మోక్షములను ప్రసాదించే సర్వశాస్త్రములు అందులో భాషించాయి. లోకయాత్రా విధానం, సర్వలోకములు సంచరిస్తున్న తీరు కనబడుతున్నది. పైగా ఇది మామూలుగా అయితే చూడలేరు, కేవలం తపస్సుతో లభించినటువంటి యోగ దృష్టికి గోచరిస్తుంది. దానితో పాటు ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వాది సమస్తములైనటువంటి విద్యలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ గోచరించినది అంతా కూడా మనస్సులో నిలుపుకున్నట్ట. ఆ నిలిచిన దాన్నంతటిని ఇప్పుడు చెప్పాలని తపన కలిగింది వ్యాసదేవుడికి. ఆ దర్శించినది ఏదుందో అంటే సమస్తమైనటువంటి విశ్వ విజ్ఞానము, విశ్వస్వరూపాన్ని చెప్పదలుచుకున్నాడు. చెప్పదలుచుకున్నప్పుడు ఒక స్థితి ఉంటుందండి, ఇది కృత్యాద్యవస్థ అని కొందరు వర్ణిస్తూ ఉంటారు ఇక్కడ దీన్ని. మహాత్ములకి ఒక్కొక్కసారి దర్శనం జరుగుతుంది, ఆ దర్శించిన అనుభూతిని తిరిగి వ్రాయడానికి ఆ వేగాన్ని ఈ వేగం అందుకోలేదు. ఒక్కొక్కసారి ఆ వేగాన్ని అందుకోవాలంటే అందుకే మనసు కందింది తిరిగి అక్షరంలోకి తీర్చిదిద్దేటప్పటికీ ఆ వేగంకి వేగం కుదరదండి. అందుకే మహానుభావుడు ఆలోచన చేస్తూ ఉండగా దివ్యమైన అంతరిక్షం నుంచి ఒక జ్యోతిస్వరూపం దిగి వచ్చిందట. అది చూస్తూ ఉండగా ఎవరయ్యా అంటే సాక్షాత్ బ్రహ్మదేవుడు ఆయన. ఆ బ్రహ్మదేవునికి ఉచితమైన ఆసనమిచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి ఆ బ్రహ్మదేవునితో చెప్తున్నాడు, బ్రహ్మన్ నాకు గోచరించినది ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. అంటే కొంత మనకు వర్ణంలో తెలిసింది, కొంత వ్యాసుడు చెప్తున్నాడు. వేద రహస్యం చ యచ్చాన్యత్ స్థాపితం మయ సాంగోపనిషదాంచైవ వేదానాం విస్తరక్రియ. నాకు వేదములు, వేదముల యొక్క రహస్యము, ఇది చాలా ముఖ్యమైన అంశం, వేదముల యొక్క పరమార్థం. అదేవిధంగా సాంగ ఉపనిషదాం, సమస్తములైన అంగములు ఉపనిషత్తు, వేదాంగములు అంటే నిరుక్త జ్యోతిష కల్పాది శాస్త్రములు, ఉపనిషత్తులు వీటన్నిటితో కూడినటువంటి వేద విద్య అంతా నాకు భాషిస్తున్నది. అంటే అంతవరకు వేద విద్య లేదా వ్యాసుని దగ్గర ఉన్నది. అంటే దానిని ఒకనొక శ్లోక రూపంలో చెప్పగలగడమని తన మనస్సులో నిర్మాణమైంది అప్పటికీ. అంతేకాదు పరబ్రహ్మమును సాధించడానికి కావలసిన సాధనలన్నీ చెప్పబడుతున్నాయి. తపస్సో బ్రహ్మచర్యశ్చ పృథివ్యాశ్చంద్ర సూర్యయో, తపస్సు బ్రహ్మచర్యము మొదలైనటువంటి సాధనలు, అదేవిధంగా సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్ర, తారకులు, వాటి యొక్క స్థితులు, యుగములు, వాటి స్వరూపాలు, న్యాయ శిక్ష చికిత్సాచ దానం పాశుపతం తథా హేతునైవ సమం జన్మ దివ్య మానుష సంగీతం. దివ్య జన్మలు, మానుష జన్మలు, అలాగే న్యాయశాస్త్రము, శిక్షాశాస్త్రం మొదలైన శాస్త్రములు, వైష్ణవ పాశుపతాది వివిధ ఆగమములు ఇవన్నీ గోచరిస్తున్నాయి. దీనితో పాటు తీర్థానాం చైవ పుణ్యానాం దేశానాం చైవ కీర్తితం. పుణ్యతీర్థములు, పుణ్యక్షేత్రములు, నదీనాం పర్వతానాంచ వనానాం సాగరస్యచ, నదులు, పర్వతాలు, సముద్రములు వాటి యొక్క స్వరూపములు, అనేక కల్పములు, పైగా యుద్ధ కౌశలములు, యుద్ధ విద్యలు ఇవన్నీ నాకు భాషిస్తూ ఉన్నాయి. యచ్చాపి సర్వగం వస్తు తచ్చైవ ప్రతిపాదితం. ఒకటి రెండు అననేలా సర్వము భాషిస్తున్నది. ఇప్పుడు సమస్య ఏమిటంటే నాకు ఆ వేగము ఏది అనుభవానికి వచ్చిందో అది నేను తిరిగి వ్యక్తపరిచినప్పుడు వ్రాయడానికి తగ్గ లేఖకుడు కావాలయ్యా అని బ్రహ్మదేవుడితో అన్నట్టు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీకు ఇప్పుడు గోచరించినదేదో అది ఎంత దివ్యమైనదంటే ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం ఎంత గొప్పదో జ్ఞానానలో నీ యొక్క ఈ దర్శించిన జ్ఞానం అంత గొప్పది. అంటే ఇప్పుడు వ్యాసుడు దర్శించిన ఆ జ్ఞానానికి పేరే మహాభారతం. ఇది తెలుసుకోవాల్సింది. వ్యాసుడికి ఆ తపస్సులో దర్శనమిచ్చిన సమస్త విశ్వజ్ఞానము అది అక్కడ పట్టున్నది. ఇక్కడ దీన్ని బట్టి భారతంలో ఏం చెప్తున్నారు అంటే ఏం చెప్పలేదు అనాలి. ఇక్కడ అన్నీ ఇందులోనున్నాయి, సర్వశాస్త్రములు, సర్వజీవ విషయములు, సృష్టి రహస్యాలు సర్వము చెప్పబడుతున్నాయి. ఇక సాంగోపనిషదమైనటువంటి వేద విద్య ఇందులో ఉన్నది, ఇంకేం కావాలి ఇక్కడ? అలాంటిది నువ్వు చెప్పాలి అంటే కావ్యస్య లేఖనార్థాయ గణేశ స్మర్యతా మునే. దీన్ని లిఖించాలి అంటే ఎవరి వల్ల కాదు, గురువులకు గురువై, కవులకు కవి అయి, బ్రహ్మణాం బ్రహ్మణస్పతే అయినటువంటి మహానుభావుడైనటువంటి గణపతిని స్మరించు అన్నారు కావ్యస్య లేఖనార్థాయ. ఆయన్ని స్మరించితే ఆయన వచ్చి ఈ పని చూస్తాడయ్యా, పైగా నీ యందు ఈ దివ్యత్వం అనేది నీ పుట్టుకతోనే ఉన్నది అన్నాడు. ఇక్కడ వ్యాసదేవుడు పుట్టుకు గురించి ఒక మాట చెప్పాడు, జన్మ ప్రభృతి సత్యాంతే వేద్మి గాం బ్రహ్మవాదిని. బ్రహ్మము గురించి తెలియజేసేటువంటి సరస్వతి నీ యందు పుట్టుకు నుంచే ఉన్నది, అసలు దానికోసమే పుట్టవు నువ్వు. గణపతిని స్మరించు అని చెప్పి అక్కడి నుంచి బ్రహ్మగారు నిష్క్రమించారు. తతస్సస్మార హేరంబం వ్యాస సత్యవతీసుత. సత్యవతీసుతుడైనటువంటి వ్యాసుడు హేరంబుని స్మరించాడు. స్మృతమాత్రం గణేశానో భక్తచింతిత పూరక. స్మరణ మాత్రం చేతనే భక్తుల కోరికలన్నీ తీర్చగలిగేటువంటి గణపతి అక్కడ ఆవిర్భవించి తత్రాజగామ విఘ్నేశో వేదవ్యాసో యతస్థిత. వ్యాసుడు వారు ఉన్న చోటుకు వచ్చారు. పూజితశ్చోపవిష్టశ్చ వ్యాసే నొక్తస్తదానఘ. అప్పుడు పూజింపబడ్డాడు వ్యాసుని చేత గణపతి. కూర్చున్నాడు, ఏంటి కావాలన్నాడు. లేఖకో భారతస్యాస్య భవత్వం గణనాయక. నా భారతానికి నువ్వు లేఖకుడివి కావాలయ్యా అని. సరే కానీ ఒక్కటి, నేను వ్రాస్తూ ఉన్నప్పుడు మధ్యలో నువ్వు ఆలోచిస్తూ ఆపితే నేను తట్టుకోలేను సుమా అన్నాడు. ఇక్కడ నా వేగానికి నువ్వు ఆపకుండా చెప్పాలన్నాడు. సరే నేను చెప్తున్నప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఆలస్యం చేయకూడదు సుమా అన్నట్టు వ్యాసదేవుడు కూడా. చాలా విశేషంగా ఉన్నది. ఇంక ఇద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి ఒప్పందంతో రచన ప్రారంభించి జరగబడుతుంది. సర్వజ్ఞోపి గణోసోయత్ క్షణమాస్తే విచారయన్. వ్యాసుడు గొప్పతనం చూడండి. ఒక్కొక్కప్పుడు వ్యాసుడు శ్లోకం కుదుర్చుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంటే గణపతికి కోపం వస్తుందిగా ముందనుకున్న ప్రకారం. అప్పుడు వ్యాసుడు లోపల శ్లోకం కూర్చుకుంటూ బయటకు కొన్ని శ్లోకాలు చెప్పేవట. ఆ శ్లోకాలు మహాభారతంలో గ్రంథులు అంటారు. ఇక్కడ గ్రంథులు అని అంటే అంత తేలిగ్గా అర్థం కావాలంటూ పెట్టాడు ఇక్కడ. అది ఒక్కసారి గణపతి అంతటి వాడు ఒక్కసారి ఆలోచిస్తున్నాడు దాన్ని. ఆయన ఆలోచించే లోపల నేను లోపల కొన్ని శ్లోకాలు నిర్మాణం చేసుకుంటున్నట్టు. ఎంత విశిష్టమైన అంశమవుతుందండి ఇక్కడ. అలా తయారు చేసిన శ్లోకములు ఎన్ని అంటే, అష్టౌ శ్లోక సహస్రాణి యష్టౌ శ్లోక శతాని చ అహం వేద్మి శుకో వెత్తి సంజయో వెత్తి వానవా అన్నాడు. ఇక్కడ మొత్తం 8800 శ్లోకాలు అలాంటివి అండి ఇక్కడ. అవి ఏమిటో అంటే వ్యాసుడికి తెలుసుట రహస్యం. రెండవది ఆ రహస్యం ఎవరికి తెలిసేయ్యా అంటే శుకునకు తెలుసు అన్నాడు ఇక్కడ. సంజయునుకు తెలుసో లేదో తెలియదు అన్నట్టు ఇక్కడ విషయం. దీన్ని బట్టి శుకుడికి కూడా తెలుసు వ్యాసునికి తెలుసు అన్నప్పుడు ఎలాంటి అద్భుతమైన భావాలు ఉంటాయి. ఆ శ్లోకాలు పట్టుకుని చెప్పాలంటే దానికి వేరే కావలసినదే. గణపతి కాస్త ఆలోచించే లోపల ఈ లోపల కొన్ని శ్లోకాలు నిర్మాణం చేసుకుని తర్వాత కథని చెప్తున్నట్ట. ఇదంతా కూడా వారి యొక్క లీలా విలాసాలు ఇవన్నీ కూడా. మొత్తానికి ఆ విధంగా రచింపబడింది మహాభారతం. అయితే మహాభారతం ఎన్ని శ్లోకములు? ఇది పెద్ద ప్రశ్న. ఈ సాహిత్యవేత్తల మధ్యలో బయలుదేరి వాళ్ళు రీసెర్చ్లు చాలా చేశారండి. చేసి మహాభారతం 100,000 శ్లోకాలను చెప్తున్నారు కానీ వ్యాసుడు అంత రాసుంటాడా అంటే వీళ్ళ స్థితి అంతా వ్యాసుడిది కూడా అంత అనుకుంటున్నారు వీళ్ళు. వ్యాసుడు మాత్రమే రాయగలడు, ఇంకెవడు రాయలేడు ఇక్కడ. ఎందుకంటే మహాభారతం రచించడానికే అవతరించాడు స్వామి, మరేమిటి కాదు ఇక్కడ. అందుకే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయుత పత్రనేత్ర ఏనత్వయా భారత తైలపూర్ణ జ్ఞాన ప్రదీపం కురితే నమోస్తున్నారు. నువ్వు భారతమనే నూనె వేసి జ్ఞానమనే దీపం వెలిగించావయ్యా, అందుకు నీకు నమస్కారం అన్నట్టు. ఎంత విశేషమైన అంశం అండి ఇక్కడ. అందుకే భారతమనే తైలం ద్వారా వెలిగేదేమిటి? జ్ఞానం. అందుకు వ్యాస మహర్షి తప్ప ఇంకెవ్వరూ అది రచించలేరు. అందుకే వ్యాసుని ఎందుకయ్యా నారాయణుడు అన్నారు అంటే నారాయణుడు కాకపోతే మహాభారతం రచించలేడు అన్నట్టు ఒకటే మాట ఇక్కడ. అందుకే మహాభారతం రచించాలంటే సాక్షాత్ నారాయణుడికే సాధ్యము. అది వ్యాసుడి వారు. వ్యాసుడి వారు నేను 100,000 శ్లోకాలు రాశాను ఆయనే చెప్తున్నారు, మనకెందుకు అభ్యంతరం? సాహిత్యవేత్తలు ఉన్నారు, వాళ్ళు ఒక మాట అన్నారు, జయం అనే పేరుతో ఈ 8800 శ్లోకాలను రాశాడు, మిగిలినవి తర్వాత వాళ్ళందరూ కలిపారు. తర్వాత వాళ్ళు ఎవరయ్యా అంటే వైశంపాయనుడు సూతపౌర అనుకుంటా. వాళ్ళు వ్యాసుడు చెప్పింది చెప్పారే తప్ప వాళ్ళేమీ కల్పనలు చేయలేదండి. ఇక్కడ వ్యాసుడే మహాభారతం యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు. ఎన్నెన్ని రకాలుగా రాశాను అనేది వ్యాసుడు చెప్తున్న మాటల ప్రకారం మనం తీసుకుంటే భారతంలో చెప్పబడుతున్న అంశములు ఇప్పటి వరకు మనం వివరించుకున్నాం. మొత్తం అన్నింటినీ కలుపుకుంటే భారతంలో సారముగా మనం గ్రహించవలసిన 3, ఆ 3 18 రోజుల్లో మనం చెప్పుకుంటున్నాం. ఈ 3 ద్వారా మొత్తం దర్శించిన విజ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. వాసుదేవస్య మాహాత్మ్యం మొట్టమొదటి అంశం అది. వాసుదేవస్య మాహాత్మ్యం పాండవానాంచ సత్యతాం. పాండవుల యొక్క సత్యము అనగా ధర్మము, దాన్ని తెలుసుకునుట. దుర్వృత్తం ధర్తరాష్ట్రానాం ఉక్తవాన్ భగవాన్ ఋషి. ధర్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని పుత్రులైనటువంటి వారి యొక్క దుర్వృత్తము, దుష్ప్రవర్తన, వీటిని తెలియజేశాడు ఇక్కడ. ఎలా ఉండాలో చెప్పడానికి పాండవుల చరిత్ర, ఎలా ఉండకూడదో చెప్పడానికి ధృతరాష్ట్రపుత్రుల చరిత్ర. వాళ్ళిద్దరినీ నడిపిన అసలువాడు వాసుదేవుడు, ఆయన యొక్క చరిత్ర ఇక్కడ. ఈ మూడే ప్రధానం భారతానికి, పట్టుకుంటే చాలు ఇక్కడ. ఇదం శతసహస్రంతో లోకానాం పుణ్యకర్మణాం ఉపాక్షయని సహజ్ఞేయం ఆజ్యం భారతముత్తమం. ఉపాఖ్యానములతో కలుపుకుని మహాభారతం మొత్తం 100,000 శ్లోకములతో కూర్చబడినది అన్నాడు ఇక్కడ. ఉపాఖ్యానాలు తీసివేస్తే మహాభారతం ఎంత అంటే, ఆ లెక్క కూడా చక్కగా ఇచ్చాడు. చతుర్వింశతి సాహస్రీం చక్రే భారత సంహితం. మొత్తానికి భారత సంహిత 24,000 శ్లోకములతో ఉన్నది ఉపాఖ్యానములు తీసివేస్తే అని. సరిగ్గా మనకు రామాయణం గుర్తురావాలి. ప్రధానమైన రామచరిత్ర అంతా 24,000 శ్లోకాలతో రచించినట్లుగానే మహాభారతం కూడా ప్రధానమైనటువంటిది 24,000 శ్లోకములు, ఉపాఖ్యానములతో కలిపితే 100,000 శ్లోకములు అని చెప్తూ, భారతంలో 2 చెట్లు ఉన్నాయి అన్నాడు ఇక్కడ. 2 చెట్లుట ఈ 2 చెట్ల కదా భారతం అన్నాడు ఇక్కడ. చెట్లతో పోల్చడం ఏంటో మన ఋషులకు గొప్ప అలవాటండి. చెట్టును అంత గౌరవిస్తారు, అందుకే మన చెట్లు చేమల మధ్యలోనే ఋషులు తపస్సులు చేసి మనకి ఇంత విజ్ఞానాన్ని ఇచ్చారు. చెట్టుతో ప్రపంచాన్ని పోల్చడం, చెట్టుతో పరమాత్మను పోల్చడం, వృక్ష ఇవ స్తబ్ధో దివితిష్టత్యేక అని కూడా మనకి శృతి చెప్తున్నది. అందుకు నమో వృక్షేభ్యో హరికేశేభ్య అంటూ పరమాత్మను వృక్ష రూపంలో చెప్తూ ఉన్నాం ఇక్కడ. అలా ఇద్దరు 2 చెట్లు చెప్తున్నారండి, ఒకటి కల్పవృక్షం ఇంకోటి విషవృక్షం. అలా అనుకుందాం, కొందరు విషవృక్షాలే కల్పవృక్షాల్లో కనబడుతుంటే, కల్పవృక్షాలు విషవృక్షాల్లో కనబడుతుంటే ఏం చేస్తాం? అందులో ఒక ముందు చెడ్డ చెట్టు చెప్తున్నాడు, అది దుర్యోధనో మన్యుమయో మహాద్రుమః స్కంధకర్ణ శకునిస్తస్య శాఖాః దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రో అమనీషి. ఇది మొదటి శ్లోకం. దుర్యోధనుడనే ఒక చెట్టుట, వాడు ఒక చెట్టు అంటే వాడిని ఆధారం చేసుకుని తయారైన కథ, అందుకు వాడిని ప్రధానంగా చెట్టు అన్నారు. అయితే చెట్టు అనగానే మనకు కనబడేది ఒకటే కాదు, చెట్టుకు మూలం మొదలుకొని ఫలం వరకు అనేక రూపాలు ఉంటాయి. అందుకు దుర్యోధనుడి చెట్టు ఏమిటా చెట్టు అంటే మన్యుమయో మహాద్రుమహ అన్నాడు ఇక్కడ. అంటే రోషమయ మహాతరువు సుయోధనుండు అని అనువాదం చేశారు ఇక్కడ మన కవిత్రి. రోషము క్రోధం, భయంకరమైన దుర్గుణం అండి. ఆ క్రోధం అనేటువంటి రజోగుణ ప్రధానమైనటువంటి ఆ దుర్గుణమే దుర్యోధనుడు ఆ చెట్టుట. ఆ చెట్టుకి స్కంధ అన్నప్పుడు ఆ పంగలు కొమ్మలు ఎవరెవరో చూపిస్తున్నాడు ఇక్కడ. స్కంధ కర్ణహ, కర్ణుడు దానికి స్కంధం. దుర్యోధను తర్వాత చెప్పుకోదగ్గ మహానుభావుడు వాడండి ఇక్కడ. అందుకు స్కంధ కర్ణహ, చెట్టు విస్తరించడానికి పనికొచ్చేది స్కంధం, అందుకు వాడు ప్రధానం. అందుకు స్కంధ అంటే ఆ కాండ భాగం కర్ణుడయ్యాడు. శకునిస్తస్య శాఖాహ, శకునితో మొదలుకొని విస్తరించినదంతా శాఖలు కొమ్మలయ్యే. ఇక దాన్ని పుష్పములుగా ఫలములుగా పండించినవాడు మరుగుడున్నాడు. దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే, ఇంత చెట్టుకి మూలం ఎవడయ్యా ఇది కూడా తెలియాలి కదా. మూలం రాజా ధృతరాష్ట్ర, ధృతరాష్ట్రుడు ఈ దుర్యోధనుడు అనేటువంటి అధర్మ వృక్షానికి మూలము ఇది చెప్తారు ఇక్కడ. అంటే మహాభారతంలో ఎవడయ్యా ప్రధానమైనటువంటి విలన్, ప్రతినాయకుడు అంటే ఇక్కడ మొదట ప్రతిపాదన చేశాడు ధృతరాష్ట్రుడు, వాడు వీటన్నిటికీ మూలం. మరి ఎప్పుడు అలా అనిపించదు మనకు, దుర్యోధనుడే అనిపిస్తాడు. ఎందుకంటే చెట్టు కనిపిస్తుంది కానీ వేరు కనిపించదు కదా, అలా అనమాట వీడు ఇక్కడ. అందుకు ధృతరాష్ట్రుడే అత్యంత ప్రమాదకరి దీంట్లో. అందుకు ధృతరాష్ట్ర ఎందుకయ్యా అంత అన్నారంటే, ధృతరాష్ట్రో అమనీషి అది ఇక్కడ, బుద్ధి లేని ధృతరాష్ట్రుడు అన్నారు. అంటే వాడి కళ్ళే కాదు, ఆ లోపల కన్ను కూడా లేదనమాట. అందుకు ధృతరాష్ట్రో మనీషి అన్నారు ఇక్కడ. ఈ వృక్షం చూశారు కదా, ఇప్పుడు ఛేదించవలసిన వృక్షాన్ని చూసాం, పెంచుకోవలసిన వృక్షాన్ని చూపిస్తున్నాడు. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః స్కంధోర్జునో భీమసేనో అస్య శాఖాః మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే. యుధిష్ఠిరుడు ధర్మమయమైనటువంటి వృక్షము, యుధిష్ఠిర వృక్షము ధర్మవృక్షము అన్నారు ఇక్కడ. ఇది ఒక్కడ అర్థం చేసుకుంటే ఎవరిలో ధర్మముందా అని వెతకక్కర్లేదండి, ఎవరిలో ఉందో స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. అందుకు యుధిష్ఠిరుడు ధర్మమయమైనటువంటి మహావృక్షము. స్కంధము దాని యొక్క కాండం ఎవడయ్యంటే అర్జున. ఇక శాఖలు ఎవరయ్యా అంటే భీమసేను అస్య శాఖాహ, అంటే భీమసేను ద్వారా విస్తరించింది అని చెప్పడం ఇక్కడ. మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే, నకుల సహదేవులే దానికి పుష్పఫలములుగా ఉన్నటువంటి వారు. ఇది పాండవ తరువు, ఇది ధర్మ తరువు. మరి దీనికి మూలం చెప్పాలిగా, మూలం కృష్ణ బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. దీనికి ఒక్క వేరు కాదు, రెండు 3 వేర్లుట. చెట్లకు వేర్లు ఎన్నో ఉంటూ ఉంటే ధర్మవృక్షానికి 3 వేళ్ళు, ఎంత అద్భుతం. దీన్ని బట్టి భారతానికి మూలమేమిటో ఇక్కడ తెలుసుకోవచ్చు. మొత్తం భారతాన్ని 2 చెట్లుగా చూపించిన వ్యాసదేవుని ప్రతిభకి నమో నమః ఇది తెలుసుకోవాలి. మూలమెవరయ్యా? కృష్ణ, మొట్టమొదటి కృష్ణ పరమాత్మ. అంతేకాదు వేళ్ళు ఎన్నో ఉంటాయి కదా, మరో రెండు వేళ్ళు ఉన్నాయటండి. ఆ వేళ్ళు బ్రహ్మచ బ్రాహ్మణశ్చ, బ్రహ్మ బ్రాహ్మణములు లేదా బ్రాహ్మణులు, వీళ్ళు వేళ్ళు. మొత్తం ఎన్ని వేళ్ళు వచ్చాయి ఇప్పుడు? కృష్ణుడు, బ్రహ్మ, బ్రాహ్మణులు, మూడు. ఇప్పుడు ఈ శబ్దాలకు అర్థం చూడాలి. బ్రహ్మచ అంటే వేదము, ఇది అర్థం. బ్రహ్మం అనగా వేదము, ఇది తెలుసుకోవాల్సింది. బ్రాహ్మణులు అనగా ఆ వేదము చెప్పిన ప్రకారంగా జీవించేవారు. ఇంత తెలుసుకుంటే చాలు, పెద్ద చర్చ చేయక్కర్లేదు. ఆ వేదము చెప్పిన ప్రకారంగా వేద ధర్మమును అనుష్ఠిస్తూ ఆ వేద తపస్సుని కాపాడుతూ ఎవరైతే జీవిస్తున్నారో వారు బ్రాహ్మణులు. కనుక కృష్ణుడు, వేదము, వేద జీవనులు, ఆ వేదమే జీవితంగా గడుపుతున్నటువంటి వారు ఈ ముగ్గురు. ఈ ధర్మరాజు అనబడేటువంటి ధర్మవృక్షానికి మూలములయ్యా అన్నారు. ఇంకేమున్నది? కనుకనే ధర్మానికి మూలమేది? వేదోఖిల ధర్మమూలం అండి. ఇక్కడ వేదం మూలం, అందుకే వేదమే చెప్పాడు. అంటే వేదం అని చెప్తూ ఊరుకోవచ్చు కదయ్యా అంటే, ఆ వేదం ఎవరి నుంచి వచ్చింది? యస్య నిశ్వసితం వేదాహ, ఎవరి నుంచి వచ్చింది? వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవి లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత ఆయన గారు. అందుకే వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్. అందుకే కృష్ణ ఆయన, వేదం వేరు ఆయన వేరు కాదు. ఎప్పుడైతే వేదం వేరు ఆయన వేరు కాలేదో, వేదమే సమస్తముగా ఉంటూ జీవిస్తున్న వారు కూడా పరమాత్మకు భిన్నులు కారు. బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ ఆయన ఇక్కడ. అందుకు ధర్మమునకు ఆధారములు మూడు. ఎందుకంటే ధర్మానికి ప్రధానం భగవంతుడే ఆధారం కనుక భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క శబ్దస్వరూపమైన వేదము, దానిని తాము అనుష్ఠిస్తూ మనకు తెలియజేసేవారెవరు? వారు. వీరి ముగ్గురు ద్వారానే ధర్మం ఉంటుంది. ఆ మూడింటి ద్వారా ధర్మంతో పెరిగినటువంటి మహావృక్షం ఏంటయ్యా అంటే పాండవ వృక్షము, ఇది చెప్తున్నారు ఇక్కడ. ఇంత చక్కగా రెండు చెట్ల జ్ఞానం, నిజానికి భారత సారమంతా ఇక్కడున్నది. ఈ విధమైనటువంటి అనుక్రమణికాధ్యాయం కనీసం స్మరణ చేసుకున్నాం మనం ఈరోజు ధన్యులమైపోతాం, సందేహం లేదు. అనుక్రమణికాధ్యాయం ఎలా ఉంటుంది? చాలా చిత్రమైనదండి. అసలు దీన్ని వ్యాఖ్యానించుకుంటూ కూర్చుంటే కొన్ని రోజులు పడుతుంది, అంత అద్భుతం ఇది. అచ్చం బాలరామాయణం ఎలా పారాయణ చేస్తారో అలా పారాయణ చేయవలసిందని మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం ఇక్కడ. దాని ఫలితం చెప్తాడు ఇక్కడ. మొత్తం లక్ష శ్లోకాల భారత సారం ఉందయ్యా ఇందులో ఉన్నాడు ఇక్కడ. ఇది ఎప్పుడు మొదలవుతున్నది, ఎలా ఉంటుంది అనుక్రమణికాధ్యాయం అంటే, భారత యుద్ధం అంతా అయిపోయింది, పశ్చాత్తాపడుతూ కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. అక్కడికి సంజయుడు ఉన్నాడు పక్కన. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, ఇంత కథ జరిగింది కానీ నాకు మొదటి నుంచి పాండవుల్ని గమనిస్తూ ఉంటే విజయం వాళ్ళకే అని తెలుస్తూనే ఉందయ్యా, ఏం చేస్తాం అంటూ ఎప్పటి నుంచి అంటే మొదలు పెడతాడు కథ. పాండవులు పుట్టిన దగ్గర నుంచి ఒక్కొక్క ఘట్టం చెప్పుకుంటూ వస్తాడు. అలా చేసినప్పుడు, అలా చేసినప్పుడు, అలా చేసినప్పుడే నాకు అనిపించింది విజయం వాళ్ళకే వస్తుంది అంటూ మొత్తం భారతమంతా ఎకరువు పెడతాడండి అక్కడ మహానుభావుడు. అంతా చెప్పి దుఃఖిస్తాడు. దుఃఖించగానే సంజయుడు బోధిస్తాడు ఇక్కడ. కాలం అనేది ఒకటి ఉందయ్యా, ఇందులో నేను చేశాను నువ్వు చేయలేదని కాదు, పైగా నీకు తెలుసు నీది తప్పని, నీ కొడుకు తప్పని, అయినా నివారించలేకపోతున్నావు అంటే నిన్ను తోస్తున్న కాలం ఉన్నది. ఈ కాలాన్ని నడుపుతున్నవాడు కూడా ఉన్నాడు. వీటితో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మంచి చెడు, ధర్మము అధర్మము, పాపము పుణ్యము, కాలస్వరూపుడైన పరమాత్మ యొక్క లీల అని ఒక విషయం చెప్తాడు. దీన్ని బట్టి ఇంతవరకు ధృతరాష్ట్రుడు చెప్తున్న దాంట్లో భారతమంతా చెప్పబడింది. ఎలా ఉండకూడదు అని దుర్యోధనుల్ని స్మరించడం జరిగింది, ఎలా ఉండాలో పాండవుల్ని స్మరించడం జరిగింది. ఇన్నీ చెప్పి ఒక వేదాంత జ్ఞానంతో సంజయుడు పూర్తి చేశాడు. మొత్తం భారతమంతా అక్కడితో పూర్తయింది. అనుక్రమణికాధ్యాయం అంటే ఇదే. చివరికి చెప్తాడు, ఈ అనుక్రమణికాధ్యాయం శ్రవణం చేసిన ఆఖరికి ఇందులో ఒక శ్లోక పాదం విన్నా అతడు అంతవరకు చేసిన పాపాలు పోతాయి అన్నాడు ఇక్కడ. ఇంతకంటే ఇంకేం కావాల్సింది ఇక్కడ? అలాంటిది అనుక్రమణికాధ్యాయం అది. ఆ భవ్యమైనటువంటి అనుక్రమణికాధ్యాయంలో ధృతరాష్ట్రుడి మాటలు సంజయుడి మాటలతో పూర్తి చేస్తూ అత్రోపనిషదం పుణ్యాం కృష్ణద్వైపాయనోబ్రవీత్ ఈ విధంగా మహాభారతాన్ని కృష్ణద్వైపాయని చెప్పాడు. అయితే ఇక్కడ ఉపనిషత్తుని చెప్పాడు అన్నారు ఇక్కడ. అంటే మహాభారతం ఉపనిషత్తు. మహాభారతం ప్రారంభించే ముందు ఒక మిత్రుడు ఒక మాట అన్నాడండి, అంటే భారతం అంటే కథ కదా, సాధనకు సంబంధించి ఏం చెప్తారు అని. అంటే అలా చూశాడు భారతాన్ని. భారతాన్ని విడిచిపెడితే సాధనకు మరొకటి దొరకదు, తెలుసుకోండి ఇక్కడ. పైగా భారతీయ దేశంలోంచి ఎవడైనా నేను భారతీయ సనాతన ధర్మానికి చెందినవాడను అంటే భగవద్గీత చదివేవా అంటాడు ప్రపంచంలో ఎవడైనా. ఆ భగవద్గీత పుట్టింది భారతంలో, మర్చిపోవద్దు ఇక్కడ. సృష్టిలో ఏ జ్ఞానానికైనా ఏ కథకైనా మూలం భారతం. ప్రపంచంలో అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్న అంశం ఏమిటి అంటే భారతం లాంటి గ్రంథం మరొకటి లేదు అని ఎవరైనా చెప్తారు ఇక్కడ. ఎన్ని కథలు, ఆ కథలు చెప్పే తీరులు. మహాభారతాన్ని కేవలం ఒక నవలావాంగ్మయంగా చూడడం పెద్ద దోషం అండి. నవళ్ళు రాసుకుని అలవాటు ఉన్నటువంటి ఒకనొక శూర్పణఖ వారసురాలు ఒక నవల్లా భారతాన్ని చదివి భారతాన్ని కూడా విశ్వవృక్షంగా దర్శించింది. ఏం చేస్తాం అక్కడ? దీన్ని బట్టి వాళ్ళకి తమ రచన ఋషి రచన ఈ రెండింటికి భేదమేమిటనేది ఆలోచించే శక్తి లేదు. మహాభారతంలో కేవలం కథలు రాస్తాడా ఆయన? ఒక న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు రాస్తాడండి వ్యాసుడు? ఎన్ని మర్మాలు పెడతాడు, ఎన్ని సంకేతాలు పెడతాడు, ఎన్ని అర్థాలు, ఎన్ని పరమార్థాలు ఎన్ని పెడతాడు. రకరకాల శిల్పాలు ఉన్నాయి భారతంలో. కవితా దృష్టితో చూసినా, సాహిత్య దృష్టితో చూసినా శిల్పశాస్త్రం చాలా ఉన్నది. రచనాశిల్పం, రచనాశిల్పంలో కొన్ని సంకేతవాదాలు, కొన్ని ప్రతీకవాదాలు, కొన్ని వేదగాథలు, కొన్ని జంతువుల మీద పక్షుల మీద చెప్పే అన్యాపదేశంగా చెప్పినటువంటి గాథలు, ఇన్ని గాథలు, ఎన్నెన్నో కథలు. ఆ కథల్లో చమత్కారాలు, నవరసాలు, ఒకవైపు యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు, యజ్ఞ రహస్యాలు, యజ్ఞ సంకేతాలు ఎన్ని చూపిస్తాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే అది మామూలు గ్రంథం అనిపిస్తుందా? ఇక్కడ పెద్దలు వేద పండితులు ఈరోజు విచ్చేశారు, అది నా భాగ్యం. వేదం సంస్కారం ఉన్నటువంటి వాడు భారతం చదివితే ఒళ్ళు పులకిస్తుంది అని వాళ్ళ పేర్లే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. భీష్ముడి పేరు దేవవ్రతుడా? సామంలో దేవవ్రత సామం అని ఒకటి ఉన్నది. అలాగే అంబా, అంబిక, అంబాలిక వేదంలో మంత్రములు కనబడతాయి, మూడు శబ్దములు మీరు పరిశీలించండి. అంతేకాదు యుద్ధములు అక్షౌహిణి శానలు కానీ, వేస్తున్నటువంటి అస్త్రములు కానీ, బాణములు కానీ, వాటి సంఖ్యలు కానీ పరిశీలిస్తూ ఉంటే వేదంలో ఉన్న అనేక యజ్ఞాల సంకేతాలు అందరూ కనిపిస్తాయి. అందుకు మహాభారతం యజ్ఞ సంకేతాలు మొదటి నుంచి కనబడుతుంటాయి. అందుకే మహాభారతాన్ని అధ్యయనం చేస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. అందుకే భారతం చదివితే యజ్ఞములు చేసిన ఫలితం, భారతం వింటే యజ్ఞములు చేసిన ఫలితం. అంతేకాదు వేదాల్లో కొన్ని యజ్ఞాలు చెప్పారు, అవి కలియుగంలో చేయడానికి లేదు, అవి క్రియారూపంగా చేస్తే దుష్ఫలితాలు ఇస్తాయి కొన్ని యజ్ఞాలు కలియుగంలో. అందుకే కొన్ని కొన్నిటిని కేవలం తన మంత్ర పారాయణం చేస్తే చాలండి, యజ్ఞ క్రియారూపంలో చేయకూడదు అంటారు. ఉదాహరణకు అశ్వమేధాదులు కలియుగంలో నిషేధం, కానీ తన మంత్రములు చదివితే అప్పుడు నిషేధాన్ని చేసిన పాపం రాదు. అశ్వమేధం చేస్తే ఇదివరకు యుగాల్లో ఎలాంటి పుణ్యాలు వస్తాయో వస్తాయట. అయితే అలాంటి యజ్ఞములు కూడా చేసిన పుణ్యము లభిస్తుంది మహాభారతం వింటే అన్నారు. ఇక్కడ ఉరికిన చెప్పాడు ఆయన, అలాంటి సంకేతాలు పెట్టేను అని చెప్తున్నాడు వ్యాసదేవుడు. అందుకే ఇది చేస్తే అనేక రకమైన యజ్ఞములు చేసినంత. అందుకే మహాభారతం జరిగే చోటు అనేక యజ్ఞాలు జరిగే చోటు అని మనం చెప్పుకున్నాం ఇక్కడ. అందుకు మహాభారతం ఒక యజ్ఞం, కథాకాలక్షేపం కాదు, వినేవారికి చెప్పేవాడికి కూడా. ఎందుకంటే ఇక్కడ చెప్తాడు వ్యాసదేవుడు మహాభారతం రచించేటప్పుడు ఏ విధంగా రచించాడు అంటే, అక్కడ గణపతిని పెట్టుకుని త్రిభిర్వర్షై సదోత్థాయి కృష్ణో కృష్ణద్వైపాయనో మునిహి మహాభారతమాఖ్యానం కృతవానిదమద్భుతం. మూడేళ్లు రచించేటండి వ్యాసదేవుడి. దీన్ని రచించాడు అంటే చెప్పడం గణపతి రాయుడు మూడేళ్లు ఇలాగ మొత్తం మూడేళ్లు ఎలాగ సదా ఉత్థాయి, ఆ బ్రాహ్మీముహూర్తం లేవడం, నిత్యానుష్ఠానం చేసుకోవడం, తాను ధ్యానస్థితిలోకి వెళ్ళడం, చెప్పడం, దాన్ని రచించడం. ఆ రచన ప్రక్రియ వేరు. ఇది ఆలోచించి అది ఆలోచించి ఓ 10 పుస్తకాలు చదివి 11వ పుస్తకం రచించేటువంటి రచయితలకు అర్థం కాడండి వ్యాసుడు. తపస్సమాధిలో దర్శించినటువంటి సత్యాల్ని ఆయన ఆ విధంగా చెప్తూ ఉంటే మూడేళ్ళు అంటూ క్రింద ఒక వాక్యం చెప్తాడు ఏమనంటే, అంత నియమబద్ధంగా వ్యాసుడు రచించాడు గనక పారాయణ చేసేవారు శ్రోతలు కూడా అంత నియమబద్ధంగా వింటే భారత ఫలాన్ని పొందుతారన్నారు ఇక్కడ. అందుకే నియమబద్ధంగా వినాలి ఇక్కడ, అది దీక్షగా. అంతేగాని అలాగే ఖాళీగా ఉన్నాను కదండి, 1-2 రోజులు వస్తానులేండి, ఎవడికోసంటా. భారతం వింటే బతుకులు బాగుపడతాయి, బాగుపడిపోతాయేమని భయం ఉంటే రాక్కర్లేదు. అందుకు భారతం ఒక యజ్ఞం, ప్రతి అంశానికి ఆ శక్తి ఉన్నదయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి మహాభారతంలో చెప్తున్నది అడుగడుగున చెప్పిందే చెప్పినట్టు కనిపిస్తుంది, కానీ ఒకచోట కాకపోతే ఒకచోటైనా పట్టుకుంటామేమని వ్యాసుడి తాపత్రయం. విద్వద్భిహి కచ్చతే లోకే పురాణే కవిసత్తమేహి, ఒక చోట అంటాడు ఉపనిషత్తు అంటాడు, ఒక చోటేమో కావ్యం అంటాడు, మరొక చోట పురాణం అంటాడు. ఏమిటో ఏదో ఒకటి చెప్పచ్చు కదంటే అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయండి భారతానికి, పురాణ లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. అలాగే ఉపనిషత్ లక్షణాలు ఉన్నాయి, కావ్య లక్షణాలు ఉన్నాయి. ఏమి లేవు ఇక్కడ? ఇందులో చెప్పబడుతున్నటువంటి మహాత్ములు ఎవరెవరు, మనం భారతం చదువుతూ ఉన్నా వింటూ ఉన్నా మనకు కథల్లో వస్తూ ఉంటారు వాళ్ళు, అవి మన మనస్సులోకి శ్రవణం ద్వారా ప్రవేశించడం చేత దివ్యమైన ఫలితాలు అనుభవిస్తున్నాం. అందుకు చెప్పబడుతున్న వాళ్ళు ఎవరంటే, దేవాహ దేవర్షయో హ్యత్ర బ్రహ్మర్షయో మత, ఇక్కడ దేవతలు దేవర్షులు తథా బ్రహ్మర్షయో అమలాహ, అమలులైన బ్రహ్మర్షులు, నిర్మలులైన బ్రహ్మర్షులు చెప్పబడుతున్నారు. కీర్త్యంతే శుభకర్మాణి, అంటే దేవతలు దేవర్షులు బ్రహ్మర్షులు చెప్పబడుతున్నారు, వారు చేసినటువంటి శుభకర్మలు చెప్పబడుతున్నాయి. అంతేకాదు యక్ష మహోరగాహ, దేవజాతులైనటువంటి యక్షులు నాగులు మొదలైన వారి యొక్క చరిత్రలు ఉన్నాయి, భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతే అత్ర సనాతన. మళ్ళీ గట్టిగా ఒక మాట అంటున్నాడంటే, వాసుదేవుడు భగవానుడు ఇందులో కీర్తింపబడుతున్నాడు. వారందరినీ కీర్తించిన ఒక ఎత్తు అండి, ఈయనొక్కడిని కీర్తించిన ఒక ఎత్తు. అందుకే సర్వదే వేదేశ్చ యత్పుణ్యం సర్వతీర్థేచ యత్ఫలం తత్ఫలం పురుషాప్నోతి స్తుత్వాదేవ జనార్దనం. కనుక ఆయనే ఈయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వ్యాసుడికి కొంచెం ఆవేశం ఎక్కువైందండి. అతడు ఎవడయ్యా వాసుదేవుడు, వసుదేవుడు కొడుక కాదని నేను అన్నగానే అవును ఒప్పుకొని ఉంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే వసుదేవుడు కొడుకు కాకముందు నుంచి ఆయన ఉన్నాడు. వాడు సహి సత్యం వ్రతం చైవ పవిత్రం పుణ్యమేవ చ రతం. సత్యం పవిత్రం పుణ్యం అన్నీ ఆయన, అంతే కదా శాశ్వతం బ్రహ్మ పరమం ధ్రువం జ్యోతి సనాతనం. ఆయన పరబ్రహ్మ, శాశ్వతమైన వాడు, సనాతనుడు, జ్యోతిస్వరూపుడు. ఎస్య దివ్యాని కర్మాణి కథయంత మనీషిణ, ఆయన చేసిన దివ్య కర్మలు విష్ణో కర్మాణి పశ్యత. విష్ణువు యొక్క దివ్య కర్మలు అవే ఆయన అవతార చరిత్రలు, లీలా చరిత్రలు. ఆయన చేసిన దివ్య కర్మలని కథయంతి మనీషిణ, జ్ఞానులైన మహాత్ములు అవి చెప్పుకుంటూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారయ్యా. అందుకే తుష్యంతి చ రమంతి చ అని చెప్పారు కదా, మచ్చిత్త మద్గట ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం. అందుకు మనీషిణ కథయంతి. ఆ స్వామియే కార్యకారణ రూపమైన జగత్తు కూడా ఆయన స్వరూపమే. అసత్య సదసత్యవ యస్మాత్ విశ్వం ప్రవర్తతే సంతతిశ్చ ప్రవృత్తిశ్చ జన్మమృత్యు పునర్భవా. ఆయన నుంచే సృష్టి స్థితిలన్నీ సాగుతున్నాయి. ఆయన్ని కీర్తించింది మహాభారతం. ఈ మహాభారతంలో పంచభూత గుణములు ప్రపంచ విషయములు అధ్యాత్మం శ్రూయతే వేదాంత విద్య చెప్పబడుతున్నది. అందుకే మహాత్ములు తమలో ఉన్న పరబ్రహ్మను చూడాలి అంటే ఏం చేస్తారయ్యా, గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. మన ముఖం మనం చూడాలంటే ఏం చేస్తామండి, అర్థం ఎదురుగా పెట్టుకుంటాం. అలాగే యోగులు తమ హృదయంలో ఉన్న పరమాత్మని చూడడానికి భారతమనే అర్థం ఎదురుగా పెట్టుకుంటారు. అట్లా ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ చెప్పాడు, తమ హృదయంలో ఉన్న పరమాత్మను చూడాలంటే భారతం అర్థంలా సహకరిస్తున్నది. అయితే నేను చూశానండి భారతం ఎదురుగా పెట్టుకుని కనబడలేదు అంటే, కళ్ళు మూసుకుని అర్థం చూసినా కనబడదు, దానికి ఒక కన్ను ఉండాలట. అది ఏంటంటే యత్తత్ యతివరా ముక్తాః ధ్యానయోగ బలాన్వితాః. ఎవరైతే సంగమును త్యజించి మనస్సుతో ధ్యానయోగముతో ఉంటారో వారు ప్రతిబింబమివాదర్శే పశ్యంత్యాత్మన్యవస్థితం అన్నాడు ఇక్కడ. ఆత్మని తమయందు ఉన్న పరమాత్మని భారతమనే అర్థంలో చూస్తారు. మొత్తాన్ని మహాభారతంలో అసలైన విషయం ఎవడు, వాసుదేవుడు. మరి ఇవన్నీ కథలేంటయ్యా అంటే ఆయన లీలలు. కనుక కథల్లో నువ్వు చూడవలసింది అవి ఆయన లీలలను చూస్తూ ఆయన్ని చూడాలి నువ్వు ఇక్కడ. అందుకే మహాభారతం సంపూర్ణంగా వాసుదేవుని యొక్క చరిత్రయే. ఇది తెలుసుకోవాల్సిన ప్రథమ ప్రతిపాదన వాళ్ళు చేసుకుంటున్నాం మనం. కనుక భారతం స్వరూపం ఏమిటి ఇవాళ అర్థమవుతున్నది, స్పష్టంగా గ్రహించుతున్నాం. ఇంకా భారత స్వరూపం తర్వాత తర్వాత కథలో వెళుతూ ఉంటే గ్రహిస్తాం. అయితే దీనికి భారతం అని పేరెందుకు వచ్చింది, పేరెందుకు వచ్చింది ఆయనే చెప్తున్నాడు. యో విద్యా చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజ నచాక్షానమిదం విద్యాన్ నైవ సస్యా ద్విచక్షణ. నాలుగు వేదాల్లో ప్రవీణుడయ్యి వేదము యొక్క అంగములైనటువంటి శిక్షా వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పముల్లో కూడా నేర్పరి అయి ఉపనిషత్తులన్నీ అధ్యయనం చేసినటువంటి ద్విజశ్రేష్ఠుడు కూడా భారతం గాని తెలియకపోతే అతడు నేర్చుకున్న వేద జ్ఞానమంతా వ్యర్థమే అని చెప్తున్నాడు ఇక్కడ దీన్ని బట్టి. అందుకు భారతం తెలిస్తే వేదం అర్థమవుతుంది. ఇది కనుక వేదం తెలిసిన వారు అర్థం చేసుకోవడానికి మహాభారతం చదవాలట. ఇది తెలియాలంటే ఆ కోణంలో భారతాన్ని రీసెర్చ్ చేయాలండి. ఇది వచ్చింది బాధ. సాహిత్యవేత్తలకి వేద సంస్కారం ఉండదు, వేద సంస్కారాలకి సాహిత్యం మీద చిన్న చూపు. దానితో మహాభారతానికి సరియైన అర్థం చెప్పలేక దాన్ని కూడా మనం మామూలు ఒక భౌతికమైన కథలాగా తీసుకుని ఎవడికి తోచినట్టు వాడు, నిన్న కాక మొన్న బొడ్డూడని వాడు కూడా బయలుదేరి అర్జునుల్లో ధర్మం కనిపించట్లేదండి అంటాడు. వీడికి ధర్మాధర్మాల గురించి అంత చదివినంత శక్తి వీడికి ఎక్కడొచ్చింది చెప్పండి. ఇక్కడ ప్రతివాడు తయారీవే. ఒక ఋషి యొక్క గ్రంథం గురించి మాట్లాడాలంటే తనకంటూ కొన్ని సంస్కారాలు ఉండాలి, గ్రహించాలి. ముందు వెళ్ళడమే దుష్ట బుద్ధితో వెళితే ఇంకేం అర్థమవుతుంది ఇక్కడ. అందుకే ఒక మాట చెప్తాడు, మహాభారతం వినడానికి చదవడానికి అర్హుడెవడే అంటే శ్రద్ధదానుడు అన్నాడు ఇక్కడ, శ్రద్ధ కలవాడు. దీనిపై విశ్వాసం ఉండాలి. అసలు విశ్వాసం లేకపోతే ఏ పుస్తకం అర్థం కాదండి. ఒక పుస్తకాన్ని చదవాలి అంటే నీకు నిర్మలమైన అంతఃకరణ ఉండాలి. అంతేగాని ఎక్కడో మార్క్స్ చెప్పింది, ఇంకెక్కడో కార్క్స్ చెప్పింది, ఇవన్నీ మనసులో పట్టించుకుని వాళ్ళిచ్చిన కళ్ళజోడుతో భారతాన్ని చూస్తే కళ్ళజోడు రంగు దాని మీద కనబడుతూ ఉంటుంది. భారతం ఎక్కడ కనబడుతుంది చెప్పండి ఇక్కడికి. వాళ్ళకి భారతం కూడా విషవృక్షమే, రామాయణం మరీ విషవృక్షమే. వాళ్ళని ఎవరితో పోలుస్తాం? ఇప్పటికీ నిన్న కాక మొన్న కూడా మహాభారతం దుమ్మెత్తి పోసేవాళ్ళు కనబడుతూ ఉంటారు. మనం ఏం చలించిపోకూడదండి. వెంటనే వాటిని నిషేధించడానికి మనం ధర్నాలు ఏం చేయక్కర్లేదు. బాగా చదువుకున్న పండితుడికి అప్పచెప్తే వాడు అద్భుతంగా ఖండిస్తాడు. దాన్ని ఏం పర్వాలేదు, ఈ గొడవలు ఏమిటి పోతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఎందుకంటే మహాభారతంలో మీరు పరిశీలించండి, అధర్మం వైపు ఉన్నవాళ్ళ సంఖ్య ఎక్కువ ధర్మం వైపు కన్నా. పదకొండు అక్షయములటు ఏడు అక్షయములటు కానీ జయమిటు. కనుక ఈ కేవలం సంఖ్యను చూసి ఎప్పుడు అనుకోవద్దండి. ఒక ఆయన అన్నాడు, ఏమండి రాను రాను ప్రపంచంలో హిందువుల సంఖ్య తగ్గిపోతుంది, మీరు పరిశీలించారా లేదా, దీన్ని బట్టి హిందూ ధర్మం ఏమవుతుంది అని. నాయన రాళ్ళు దొరికినంతగా రత్నాలు దొరకవునైనా అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే తరించే యోగం ఉన్నవాడు ఈ ధర్మంలో ఉంటాడు, ఇంక చెప్పడానికి ఏమున్నదండి. ఇందులో ఉండి కూడా పక్కకు పోయాడంటే వాడికి యోగం లేదని అర్థం, చెప్పడానికి ఏమున్నది ఇక్కడ. అందుకే ఈ భవ్యమైనటువంటి భారతాన్ని అధ్యయనం చేయాలంటే శ్రద్ధధానుడు కావాలయ్యా అన్నాడు. ఇక్కడ శ్రద్ధ లేనివాడు భారతాన్ని చదివితే భారతం విపరీతంగా గోచరిస్తుందట. వ్యాసుడే చెప్పాడు, ఆయన తెలిసి ఇవన్నీ తెలియదా అండి, త్రికాల ద్రష్ట ఆయన. ఒకటే మాట చెప్పాడు, అసూయాగ్రస్తుడు. అసూయాగ్రస్తుడు అంటే ఒకటే, గుణాన్ని కూడా దోషంగా చూసేవాడిని అసూయాగ్రస్తుడు అంటారు. ఇది ఒక నిర్వచనం చెప్పుకుంటే చాలు. అందుకే రామాయణం రాసే ముందు ముందు వాల్మీకి అన్నాడు, అసూయ లేకుండా చదవండి అన్నాడు. ఇక్కడ భారతం చెప్పేటప్పుడు ఈ మహానుభావుడు కూడా అదే చెప్పాడు, అసూయ లేకుండా చూడు అన్నాడు. ఇక్కడ అది దోషాలు పెట్టుకుని భారతం చూసేవనుకో, కాలకూట విషయం మింగిన వాడికి పాలిచ్చినా వికటంగానే కనిపిస్తాయి అన్నాడు ఇక్కడ. కానీ హృదయం నిండా ఈ అశ్రద్ధ నాస్తికత్వము అనే విషం నింపుకున్న వాడికి మహాభారతం లాంటి అమృతం కూడా ఫలించే అవకాశం లేదు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే నిర్మలమైన అంతఃకరణం ఉండాలండి ఇక్కడ. ఇలాంటి మహాత్ముల చరిత్ర గురించి ఈ ఉపమానములన్నీ కూడా వ్యాసదేవుడు చెప్పినవే అవతారికలో. ఈ విశేషములన్నీ చెప్తున్నాడు. పైగా ఇందులో ఏమేమిటి ఉన్నాయి, ఏమేమిటి విషయములు చెప్తూ, అర్ధశాస్త్రమిదం ప్రోక్తం ధర్మశాస్త్రమిదం మహత్ కామశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేన అమిత బుద్ధినా. ఇది అర్థశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, ఇది కామశాస్త్రం, మూడు ఉన్నాయి ఇందులో. మోక్షశాస్త్రం లేదా, అందులో సందేహం లేదు. ఆధ్యాత్మ విద్యను ముందే చెప్పాడు. ఇక్కడ మూడు చెప్పడంలో ఉద్దేశం ఏమిటయ్యా, ధర్మం ప్రధానం, అది ఎలాగోన్నది. ధర్మంతో అర్థం సంపాదించాలి, అర్థంతో ధర్మాన్ని సంపాదించాలంటే ఎంత విశేషమేంటి. ధర్మాన్ని ఆచరించాలన్నా అర్థం కావాలి. అందుకే అర్థంతో, అర్థం అంటే మీన్స్ సోర్స్ అండి. దేనికి సోర్సు, దేనికి మీన్స్, అది ధర్మం ఆచరించడానికి కావలసిన సాధనం పేరే ధనం. తెలుసుకోండి ఇక్కడ, ధర్మాచరణకు కావలసిన సాధనమే ధనం, అది సమకూర్చుకో. అందుకే అర్థంతో ధర్మం, ధర్మంతో అర్థం, ఈ రెండుటితో కామం. కామం అంటే జీవిత నిర్వహణ, ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ. ధర్మబద్ధమైనటువంటి భోగములు అనుభవిస్తూ జీవితాన్ని నిర్వహిస్తూ నువ్వు చేయవలసిన కర్తవ్యాలు చేయాలి. ఈ మూడు చేయి, చింతనలో అధ్యాత్మం పెట్టుకో. అది ఆ మూడు ఇవ్వగలిగిన గ్రంథం మహాభారతం ఇక్కడ. అందుకే ధర్మశాస్త్ర అర్థశాస్త్ర కామశాస్త్రములు. కామశాస్త్రం అనగా నిజానికి గృహస్థాశ్రమ ధర్మములు చెప్పే శాస్త్రం పేరు, అది తెలుసుకోవాల్సింది. కానీ పాశ్చాత్యులు చెప్పుకునే ఎడ్యుకేషన్లు కావండి ఇక్కడ మనకి తెలిసింది. శ్రుత్వాత్విదముపాఖ్యానం శ్రావ్యమన్యన్నరుచతే. ఒక్కసారి భారతం వింటే మరొక కథ మీదకి మనస్సు పోదుట. ఇది గొప్ప మాట చెప్పాడు. లేదండి నాకు ఈ కథ మీదకి మనస్సు పోయింది అంటే భారతం వినలేదని అర్థం, ఒకవేళ విన్నా సరిగ్గా వినలేదని అర్థం ఇక్కడ. అది ఎలాగంటే పుంస్కోకిల స్వరం విన్నవాడికి మళ్ళీ కాకి గొంతు ఎంత బాగుందో అంటాడా అన్నాడు కూడా ఇక్కడ. ఎంత అందమైన ఉపమానం చెప్పాడు ఇక్కడ. అందుకే భారతం ఒక పుంస్కోకిల స్వరం అది. ఇతిహాసోత్తమాదస్మాత్ జాయంతే కవిబుద్ధయ. ఏం చెప్పాడండి మహానుభావుడు ఆ రోజుల్లోనే. ఈ ఇతిహాసాన్ని ఆధారం చేసుకుని సృష్టిలో అందరి కవులు బుద్ధులు ప్రవర్తిస్తున్నాయన్నాడు ఇక్కడ. ఎంత ధైర్యం. ఎవడు ఏ కథ రాసినా, ఒక గొప్ప కవిత్వాన్ని చెప్పినా, నేను కొత్తగా రాశానండి అంటే కొత్త ఏం కాదండి, భారతంలో ఉందని చెప్పచ్చురండి, ఏం పర్వాలేదు. మీరు ముందు భారతం చదవకపోయినా మాట చెప్పండి, ఏం పర్వాలేదు. తర్వాత భారతం చదివి చూపించచ్చు. ఈ ఛాలెంజ్ మనది కాదు, వ్యాసుడిది. సృష్టిలో ఎవడు ఏ కథ చెప్పినా ఇదే. ఇంకో మాట అంటాడు, అద్భుతమైన మాట, అన్నం లేకుండా శరీరాన్ని నిలుపుకోవడం ఎంత కష్టమో భారతం లేకుండా కథ చెప్పడం అంత కష్టమని చెప్పాడు. ఏమి ఉపమానాలండి ఇక్కడ. అది ఎవడు ఏ కథ చెప్పాలన్నా భారతమే. నిన్న మొన్న వరకు వచ్చిన సినిమా కథలకు కూడా మూలం భారతమే. మీకు అవునా లేదా పరిశీలించండి. వాళ్ళని తెచ్చి అడగండి, అందులో ఏదో విని ఇందులోంచి కలుపుతారు ఇక్కడ. అందుకే గట్టిగా చెప్పాడు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్కొచిత్. ధర్మ అర్థ కామ మోక్షాల గురించి ఏది చెప్పాలన్నా ఇక్కడున్నదే ఎక్కడైనా ఉన్నది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అని చెప్పినటువంటి వ్యాసుని యొక్క దిశనికి మనం నమస్కారం చేసుకోవాలి. అందుకే ఎవడు ఏది చెప్పినా ఇక్కడేనండి. అంత అద్భుతంగా వివరించి చూపిస్తున్నటువంటి గ్రంథం గురించి చెప్పగలమా అంటే చెప్పలేమని చెప్పచ్చట. ఎంత మహాభారతాన్ని ఆస్వాదిస్తున్నా సంపూర్ణంగా మహాభారతం తెలియడం మహాకష్టము అని చెప్తున్నారు ఇక్కడ. తెలియడం కష్టమైనప్పుడు మానేస్తే పోలే, మానేస్తే మహాకష్టం అనుకుంటున్నది ఇక్కడ. ఎందుకంటే మనం ఎంత భారతం గ్రహించినా గ్రహించలేనిది ఇంకా ఉంది అని తెలుసుకుంటూ గ్రహిస్తూ ఉండాలి జీవితంలో. అలా గ్రహించాలి. ఎందుకంటే మహాభారతం కొన్ని సంవత్సరాలు చెప్పినా మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చదువుకోవాల్సిందే. అలా ఉంటే దానిలో ఆంతర్యాలు. కానీ అందులో విన్న ధర్మము, అందులో విన్న జ్ఞానం మనం బతుకుని నడుపుతూ ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. అంత అపారమైనటువంటి మహాభారతం యొక్క రహస్యాలు గ్రహించడం సామాన్యమా అంటే, అమలిన తారకా సముదయంబుల నెన్నను సర్వవేద శాస్త్రముల అశేష పారము ముదంబున పొందను, బుద్ధిబాహు విక్రమమున దుర్గమార్థ జల గౌరవ భారత భారతీ సముద్రము తరియంగ నీదను విధాతృణకైనను నెరబోలునే అంటున్నారు నన్నయ్య గారు ఆదికవి మహానుభావుడు. భారతం రచించే ముందే చెప్తున్నాడు, రాయడానికి సిద్ధపడ్డాను కానీ వ్రాసే శక్తి నాకు లేదు, బ్రహ్మగారికి కూడా లేదన్నాడు. ఆకాశంలో ఉన్న అనంత నక్షత్రాన్ని లెక్క పెట్టడం, సర్వవేద శాస్త్రముల యొక్క పారాన్ని పొందడం ఎంత క్లిష్టమో, మహాభారతం అనే సముద్రాన్ని దాటడం కూడా అంతే కష్టమో. దుర్గమార్థ జల గౌరవ, భారతంలో ఉన్నది అర్థగౌరవం, భారతే అర్థగౌరవం అన్నారు. ఇది తెలుసుకోవాల్సింది, భారతంలో ప్రధాన అంశ అర్థగౌరవం. దానిలో గురుత్వము, గొప్పతనం ఏంటంటే అర్థగౌరవం, దానిలో ఉన్న అర్థము పరమార్థము అది చాలా బరువైనది, అది తెలియదు. అందుకే దుర్గమార్థం అంత తేలిగ్గా అర్థం కాదని మహామహా పండితులు కూడా తీర్మానించి చెప్పలేరు. అలాంటిది మహాభారతం. ఆ తీర్మానించగలిగేవాడు వాసుదేవుడు ఒక్కడే, మళ్ళీ వ్యాసదేవుడే. అందుకు దుర్గమార్థ జల గౌరవ భారత భారతీ సముద్రము దరియంగ నీదను విధాతృణకేనను నేరబోలిని. మనం రెండు చెట్లు చూసాం కదా, నన్నయ్య గారికి ఒక పెద్ద చెట్టు కనబడిందిట. ఏమిటో చెట్టు అంటే భారతమే పెద్ద చెట్టు అన్నాడు ఆయన. ఇక్కడ ఈ చెట్టు నీడకి వెళ్దాం మనం అందరం కూడా. అమితాక్షానక శాఖలం బొలిచి వేదార్థామల ఛాయమై సుమహావర్గ చతుష్క పుష్ప వితతిని శోభిల్లి. ఏమి పద్యం రచించాడండి మహానుభావుడు నన్నయ్య గారు. అందుకే ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పపు తెనుగుతోట ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు అంటారు విశ్వనాథ వారు. ఋషి వంటి వాడు కాకపోతే ఈ పద్యం రాయలేడు. అమితాక్షానక శాఖలం బొలిచి వేదార్థామలఛాయమై సుమహావర్గ చతుష్క పుష్ప వితతిని శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై. మొత్తం భారతం యొక్క స్వరూపాన్ని ఏం చెప్పాడు ఇక్కడ. రకరకాల కథలనే కొమ్మలతో విస్తరించినటువంటి భారతంలో నీడ ఏమిటి, ఆ చెట్టుకు చేరితే నీడ ఏమిటంటే వేదార్థామలఛాయమే. ఎండలో ఎండిపోయిన వాడు చెట్టు దగ్గరికి నీడ కోసం వెళ్తాడు ముందు, అదే చల్లబరుస్తుంది. ఆ భారతం అనే చెట్టు మనకిస్తున్న నీడ ఏమిటయ్యా అంటే ఆ నీడ, ఆ ఆశ్రయము వేదార్థము అన్నాడు ఇక్కడ. మరి పువ్వులు ఏమిటయ్యా, పువ్వులు ఉండాలండి, పువ్వులు లేకపోతే చెట్టు గౌరవం ఏమిటి. ఆ చెట్టుకు పువ్వులు సుమహావర్గ చతుష్క పుష్ప వితతిన్, ధర్మార్థ కామమోక్షములని పుష్పములు అందులో ఉన్నాయన్నాడు ఇక్కడ. ఫలమేమిటి, శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమే. ఎంత విశేషమన్నాడు ఇక్కడ, కృష్ణార్జునుల యొక్క దివ్య గుణములను కీర్తించడమే దీని ఫలం అన్నాడు ఇక్కడ. ఫలమే కదా వృక్షానికి ప్రధానం. అందుకే భారత వృక్షానికి ఫలమేమిటి, కృష్ణార్జునుల కీర్తన, నరనారాయణుల స్తోత్రం, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయత్. అయితే ఇంత వృక్షం ఏ ఉద్యానవనంలో వచ్చిందయ్యా అంటే కృష్ణద్వైపాయనుడి యొక్క హృదయోద్యానవనంలో ఉన్నదయ్యా అన్నాడు ఇక్కడ. ద్వైపాయనోద్యాన జాత మహాభారత పరిజాత మమరున్ ధాత్రీసుర ప్రాచ్యమే. అయితే కల్పవృక్షం విలువ దేవతలకు తెలుస్తుంది, భారత కల్పవృక్షం విలువ భూమి యందు దేవతలకు తెలుస్తుంది అన్నాడు. భూసురులు, భూసురులు అంటే ఇదొక పెద్ద బాధ. భూసురులు అంటే భూమి తిరిగే దేవతలు. భూమి తిరిగే దేవతలు అంటే ధర్మబద్ధంగా జ్ఞానంతో తపస్సుతో ఇసుమంతా కూడా ధర్మాన్ని దాటకుండా పవిత్ర చరిత్రతో ఉంటూ తమ యొక్క ధర్మజ్ఞాన ఫలములను సమాజానికి పంచుతున్నటువంటి భూసురులు, వారు కోరుకుంటారు ఈ కల్పవృక్షాన్ని. అందుకే మహాభారతం ఒక మహావృక్షం. ఆ వృక్షం నీడలో మనం ఉంటూ ఆ పువ్వుల్ని ఫలాల్ని అన్నిట్టు కూడా గ్రహించబోతూ ఉన్నాం. అలాంటి భవ్యమైనటువంటి మహాభారతాన్ని వ్యాసదేవుడు ఎప్పుడు రచించాడు, ఎలా రచించాడు అనేది కూడా మనకు తెలియవలసినటువంటి వృత్తాంతం. దాని గురించి ప్రారంభించాలంటే భారతంలో దిగవలసిందే. మొట్టమొదటిగా మనకి మహానుభావుడైన జనమేజయుని వృత్తాంతంతో మొదలు పెడుతున్నారు. పరీక్షిణ్ మహారాజు యొక్క పుత్రుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు పరీక్షిత్ మరణానంతరము ఈయన రాజయ్య పాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో కొందరు ఋషుల ప్రేరణ వల్ల సర్పయాగం చేయాలని బుద్ధి పుట్టింది. ఈయనకి ఎలాగూ తన తండ్రిని తక్షకుడు సంహరించాడు, దానితోపాటు ఉత్తంకుడు మొదలైనటువంటి వారు ప్రేరణ చేశారు. అందుకు సర్పయాగానికి సిద్ధపడ్డాడు ఆయన. ఈ సర్పయాగం జరుగుతోందండి. రకరకాల సర్పాలని మంత్రంతో ఆకర్షించి హుతం చేస్తున్నాడు. ఎన్ని రకాల సర్పాలు పడ్డాయో అక్కడ రచిస్తాడు. దీన్ని బట్టి సర్ప విజ్ఞానం ఎంత ఉన్నదో మన సంస్కృతిలో తెలుస్తుంది. రకరకాల సర్పాలు. ఆఖరికి తక్షకుడు వెళ్ళి ఇంద్రుడి పక్కన శరణు వేడాడు, నన్ను రక్షించవయ్యా అని. నేను రక్షిస్తానని పెద్దగా చెప్పాడు ఇంద్రుడు. ఏమిటి రక్షిస్తాడు ఇక్కడ, దానితో ఆ తక్షకుణ్ణి ఆహ్వానించేటప్పటికల్లా ఇంద్రుడు పక్కన ఉండడంతో రాలేకపోతున్నాడు. అతను ఈయన హుతం చేయాలి తక్షకుణ్ణి అగ్నిలో అన్నప్పుడు చెప్తున్నారు పక్కన ఋషులు, ఇంద్రుడు రక్షకుడుగా ఉన్నాడని. ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి పడి ఇందులో ఇందులో అన్నట్టు ఇక్కడ సహేంద్ర తక్షకాయ స్వాహ. అది వినగానే ఇంద్రుడు పారిపెట్టా, తక్షకుడు కిందకు పడాల్సింది. చూసారా, తన ప్రాణానికి ప్రమాదం వస్తే అవిడెవడిని రక్షిస్తాడండి. ఇక్కడ ఇంద్రుడు పక్కకి వెళ్ళిపోయాడు, ఇంకా తక్షకుడు పడిపోవలసిందే కానీ ఆగిపోయేట. ఎవరా పేరు? చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఇక్కడ అక్కడ ఒక మహానుభావుడు వచ్చాడండి. ఆయన పేరు తలంచుకుంటే చాలు మనం ధన్యులమైపోతాం. ఆయన పేరు ఆస్తిక మహర్షి. ఇది చరిత్ర చాలా విశేషం. ఎందుకంటే సత్వజాతిని రక్షించుకోవలసిన వాడు ఆస్తికుడు. ఒక్కడ తెలుసుకోవాలి ఎంత దుర్మార్గమైన బాధాకరమైన మొత్తం సృష్టిలో ఉన్న సర్వజాతులు రక్షింపబడాలి. ఏది సర్వనాశనం కాకూడదు, ఇది తెలుసుకోవలసినది. అవి రక్షింపబడాలి అక్కడ. అది ఇప్పుడు సర్పజాతిని రక్షించడం కోసం వాసుకి దివ్య సర్పం అండి, ఆయన చాలా తాపత్రయపడ్డాడు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు ఆయన. ఆయన దీనికి ముందే ప్రణాళిక వేశాడు. ఎందుకంటే సర్పజాతి అంతా నశిస్తుందని కద్రువకి ఎప్పుడు శాపం అయిపోయింది. అది కద్రువి ఇచ్చిన శాపం. ఈ కథ జరక్కముందే జరిగిందండి. అది ఆ శాపాన్ని దృష్టిలో పెట్టుకుని వాసుకి ఎప్పటి నుంచో సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సర్పయాగానికి ముందే ఈ కథ జరిగింది. సర్పయాగానికి ముందే వాసుకి కథ. ఈ వాసుకి ఏ విధంగానైనా ఈ సర్పజాతి యొక్క క్షేమం జరగాలి, రక్షింపబడాలి అని ఆలోచిస్తున్నాడు. ఈ సమయంలో జరత్కారు వనకు మహాముని ఉన్నాడు. ఈ జరత్కారు మహాముని నిజానికి విరక్తుడు. సన్యాసానికి కావలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ పితృదేవతలు నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తేనే మాకు సద్గతులయ్యా అంటే పరమ విరక్తుడైన మహానుభావుడు నాకు పిల్లని ఎవరిస్తారన్నాడు ఆయన. ఎందుకంటే విద్యైతే ఉంది కానీ దరిద్రం కావలసినంత ఉంది. ఇంకో కండిషన్ పెట్టాడు ఆయన, నా పేరున్న ఆవిడ ఉంటేనే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇక్కడ అదేమి చిత్రమో, ఆ వాసుకి చెల్లెలి పేరు జరత్కారు. అది విశేషమైనటువంటిది. ఆ వాసుకి తెలుసుకుని ఈయనకు అప్పగించాడు. ఆ జరత్కారుని వివాహం చేసుకున్నాడు ఈ జరత్కారు. వారు ఉభయులకి కలిగిన మహర్షి ఆస్తిక మహర్షి. ఆస్తిక మహర్షిని వాసుకి ప్రార్థన మేరకు బయలుదేరాడు ఆస్తిక మహర్షి. అప్పుడు నిజానికి ఆయన ఇంకా బాలుడే, కానీ మహా తేజస్వి విద్యావంతుడు. ఆయన జనమేజయుడు చేస్తున్న యాగం వద్దకు రాగానే ఆయనకు సత్కరించాడు జనమేజయుడు. అచ్చం వామనుణ్ణి బలిచక్రవర్తి సత్కరించినట్లే ఆ కూర్చోపెట్టి అతని మాటలకి చాలా సంతోషించి నువ్వేదడిగితే అది ఇస్తానన్నాడు. చాలా మాట. అప్పుడు ఆయన సర్పజాతి రక్షించాలి కానీ సర్పయాగం ఇంకా చాలించని చెప్పాడు. ఆ ఆస్తికుడు అక్కడ ఉండి ఆపగలిగాడండి తక్షకుడి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ దివ్యమైనటువంటి మహిమ ఇది. దానితో మహాత్మునికి ఇచ్చిన మాటకు కట్టుబడి జనమేజయుడు సర్పయాగాన్ని అక్కడ ఆపడం జరిగినది. ఆ సమయంలో కొన్ని మంత్రములు చెప్తున్నారు. ఈ వృత్తాంతం వింటే చాలా పుణ్యం అండి. అసలు పాండవుల కథలోకి వెళ్లకుండా సర్పయాగం ఎందుకండి అంటే ఇది వింటే దీని విశేష ఫలం ఎవరైనా అనుభవిస్తారు. ఎందుకంటే రకరకాల సర్పదోషాలు ఉంటూ ఉంటాయి, మనం నమ్మినా నమ్మకపోయినా ఉంటాయండి. కొందరు పాపం ఈ సర్పాలను పూజించడం ఏమిటండి అంటూ ఉంటాడు, కానీ వాడు కూడా నాగులు చెబుతున్నాడు, వెళ్ళి పొట్టులో పాలు పోస్తున్నాడు, మీకు తెలియదేమో. ఇవి ఉంటూ ఉంటాయి. కానీ వాటి యొక్క విశేషాలు చెప్తూ ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నాడు. ఇది మంత్ర సమ్మితమైనది. ఇది శ్రవణం చేసినా చాలు, దాని అనుగ్రహం ఉంటుంది కనుక ఆ శ్లోకాన్ని ఒక్కసారి ఆస్తికుని స్మరణ చేస్తే చాలు సర్పముల నుంచి రక్షణ మనకు లభిస్తుంది. ఎంత విషసర్పం కాటువేయడానికి వచ్చినా ఆస్తిక స్మరణతో అది పక్కకు తొలగుతుందండి. ఇక్కడ కొన్ని ప్రధానమైన దివ్యమూర్తులు స్మరణ చెప్తున్నాడు. అసితంచ ఆర్తిమంతంచ సునీతంచాపి యస్మరేత్ దివావా యదివా రాత్రౌ నాస్య సర్పభయం భవేత్. అసిత ఆర్తిమంత సునీత అనేటువంటి మూడు నామములను పగలు రాత్రి ఎప్పుడు స్మరించినా వాడికి సర్పభయం ఉండదు. యో జరత్కారుణా జాతో జరత్కారౌ మహాయశః ఆస్తీకః సర్పసత్రే వహ పన్నగాన్యోభ్య రక్షత తం స్మరం తం మహాభాగో నమాంహింసితు మర్ఘత సర్పాపసర్ప భద్రంతే గచ్చ సర్ప మహావిష. సర్ప అపసర్ప, ఓ సర్ప తొలగు, ఎందుకంటే మహానుభావుడైన ఆస్తికుని స్మరించేము గనక అన్నారు ఇక్కడ. అలాంటి ఆ సర్పయాగానికి వ్యాసదేవుడు వచ్చాడండి అక్కడ. ఆ వచ్చినప్పుడు జనమేజయుడు వ్యాసదేవుని అర్చన చేశాడు. అర్చన చేసిన తర్వాత, త్రికాల ద్రష్టలు మీరు మా పూర్వీకుల యొక్క చరిత్రను చెప్తే సంతోషిస్తాం అని వ్యాసదేవుని అడిగాడు. ఎవరు? జనమేజయుడు. కురూణాం పాండవానంచ భవాన్ ప్రత్యక్షదర్శివాన్ తేషాం చరితమిచ్చామి కథ్యమానం త్వయా ద్విజ. నువ్వు చెప్పాలయ్యా, ఎందుకంటే నువ్వు ప్రత్యక్షంగా దర్శించావు కురువులు పాండవుల యొక్క వంశాన్నంతటి కూడా. ఒక విధంగా మూలపురుషుడు వ్యాసుడేగా, భారతీ వంశ వివర్ధనున్న అన్నారు ఇక్కడ. నువ్వు చూసావు, నువ్వు చెప్పాలన్నాడు. అయితే చూసిన వాళ్ళందరూ చెప్పగలరా? అది కూడా వచ్చింది. ఒక వ్యక్తిని మనం చూసినంత మాత్రాన చెప్పలేమండి. చూస్తే ఏం చూసామో అది చెప్పగలం, కానీ వాడు అంతఃకరణం ఏమిటి, వాడు వెనకాల సంస్కారం ఏమిటి, ఏమిటి ప్రేరేపణ చేయాలో మనం చెప్పలేం. ఋషి చెప్పగలడు అవన్నీ కూడా, అది తెలుసుకోవాల్సిన అంశం. అక్కడ జరుగుతున్న కథ కాదు, దాన్ని జరిపిన అంశములు ఏమిటి, దాని వెనకాల అంతరార్థాలు ఏంటి, ఇవన్నీ చెప్పగలడు. అది దర్శనం. ఆ దర్శనం నీకుంది గనక నువ్వు చెప్తే నాకు వినాలనుంది అయ్యా అన్నాడు. అయితే అది నీకే కాదయ్యా, ఎవరు వింటారో వాళ్ళు ధన్యులవుతారు. ఇప్పుడు యాగంలో నేను చెప్పడం వల్ల అన్ని తాపములు పాపములు క్షమించి శాంతి పొందుతావు. అయితే ఇదంతా నా దగ్గర నుంచి ఉపదేశంగా పొందిన మహానుభావుడు ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఆయన చెప్తాడన్నట్ట. ఈయన నా వేద విద్యను చెప్పినటువంటి నలుగురిలో ఒకడు. వేదాలను వ్యాసం చేసినప్పుడు పైల జైమని సుమంత వైశంపాయనులు నలుగురికిచ్చి వేద విద్యను వ్యాపింపజేశాడు కదా. ఆ వైశంపాయనుడు ఇక్కడ ఉన్నాడు. ఈ వైశంపాయనుడు నీకు ఆ భారత కథను తట్టి చెప్తాడు అన్నాడు. ఇక్కడ ఇలా వ్యాసదేవుని ఆనతి మేరకు కురూణాం పాండవానాంచ యథాభేదోద్భవత్పుర తదస్మై సర్వమాచక్ష్వ యన్మత్త శ్రుతవానసి. నువ్వు నా నుంచి ఏది వినాలనుకుంటున్నావో దాని నంతటి వైశంపాయనుడు చెప్తాడు. ఎందుకంటే శిష్యుడు అంటే మొత్తం పాఠం నేర్చుకున్నవాడే కాదు, గురువు నుంచి ఆ తపశ్శక్తిని కూడా అనుగ్రహంగా పొందినవాడు, తాను స్వయంగా తపశ్శక్తి సంపన్నుడు. అది వైశంపాయనుడు అక్కడి నుంచి జనమేజయుడికి చెప్తున్నాడు. అక్కడి నుంచి భారతం వైశంపాయన ఉవాచ అని మొదలవుతుంది. ఆఖరికి విష్ణు శాస్త్రం భగవద్గీత చదివే వాళ్ళకు కూడా తెలుసు ఈ విషయం. వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినటువంటి దివ్యగాథ ఈ మహాభారతం.